కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజాసృజత ప్రజాతి ప్రజా అసృజతా తా సృష్టా సృష్టా ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని అప ఇంద్రాగ్ని ఇతి ఇంద్ర అగ్ని అపాగోహతాదోహతాంస సోచాయత్ అచాయత్ ప్రజాపతి ప్రజాపతింద్రాగ్ని ప్రజాపతి ప్రజాపతి ఇంద్రాగ్ని వై ఇంద్రాగ్ని ఇతి ఇంద్ర అగ్ని వై మే మే ప్రజా ప్రజా అప ప్రజా ఇది ప్రజా అపఘుక్షతామితి సహ స ఏతమ్ ఏతమైంద్రాగ్నం ఐంద్రాగ్నేకాదశకపాలం ఐంద్రాగ్నమిేంద్ర అన్నం ఏకాదశకపాలమవశ్యత్ ఏకాదశకపాలమిేకాదశకపాలం అపశ్యత్తం అన్ని నిరవపత్ అవపత్తౌ తావస్మై అస్మై ప్రజా ప్రజాప్రాజా ప్రాసాధయతాం అసాధయతామింద్రాగ్ని ఇంద్రాగ్ని వై ఇంద్రాగ్ని ఇంద్ర అగ్ని వా ఏతస్య ఏతస్య ప్రజాం ప్రజామత ప్రజామతి ప్రజాం లోహద లోహతోజ యోలం అలం ప్రజాయై ప్రజాయై సన్ ప్రజాయాది ప్రజాయై సన్ ప్రజాం ప్రజాన్న ప్రజాపతి ప్రజాం విందతే విందత ఐంద్రాగ్నం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిేంద్రాగ్నం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిేకాదశకపాలం నిర్వేద్ ఉపేద్ ప్రజాకామ ప్రజాకామ ఇంద్రాగ్ని ప్రజాకామయతి ప్రజాకామ ఇంద్రాగ్ని ఇంద్రాగ్నీతి ఇంద్ర అగ్ని ఏన శ్రేణ భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతితౌ తావేవ ఏవాస్మై అస్మై ప్రజాం ప్రజామ్ర ప్రజామతి ప్రజాం ప్రసాధయత సాధయతో విందతే విందతే ప్రజాం ప్రజామైంద్రాగ్నం ప్రజామతి ప్రజాం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిేంద్ర అగ్నం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిేకాదశకపాలం నిర్లోకేద్ లభేత్ స్పర్ధమాన స్పర్ధమాన క్షేత్రే క్షేత్రే వా సజాతేషు సజాతేషు వా సజాతేషు సజాతేషు వేంద్రాగ్ని ఇంద్రాగ్ని ఇంద్రాగ్నీంద్ర అగ్ని దేవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ప్రధావతి భావితాభ్యాం ఆభ్యామేవ ఏంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం భ్రాతవ్య భ్రాతవ్యస్య వృంతే వృంతేవి పాప్మనా పాప్మనా భ్రాతవ్యేణ భ్రాతవ్యేణ దేవే జయదేవ అపవై వా ఏతస్మాత్ ఏతస్మాదింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం గ్రామతి క్రామతి సంగ్రామం సంగ్రామముపప్రయాతి సంగ్రామమితి సంగ్రామం ఉపప్రయాచ్చైంద్రాగ్నం ఉపప్రయాచేత్య ప్రయాతి ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిేంద్రాగ్నం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిేకాదశకపాలం గర్భవేద్ వపేత్ సంగ్రామం సంగ్రామముపప్రయాస్యన్ సంగ్రామమితి సంగ్రామం ఉపప్రయాస్యన్నింద్రాగ్ని ఉపప్రయాస్యన్నిత్య ప్రయాస్యన్ ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఇది ఇంద్ర అగ్ని దేవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతితౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ధత్తః ధత్తః సహ సహేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణోప ఉపప్ర ప్రయాతి యాతి జయతి జయతిదం సగం సంగ్రామం సంగ్రామం వి సంగ్రామమితి సంగ్రామం వి వై వా ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ్యతే బుధ్యతే యస్సంగ్రామం సంగ్రామం జయతి సంగ్రామమితి సంగ్రామం జయత్యైంద్రాగ్నం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిేంద్ర అగ్నం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిేకాదశకపాలం నిర్వపేద్ వపేత్ సంగ్రామం సంగ్రామం జిత్వా సంగ్రామమితి సంగ్రామం జిత్తేంద్రాగ్ని ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఇది ఇంద్ర అగ్ని ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతితౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ధత్తః ధత్తో నేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ విర్జ్యతే రుధ్యతేత అపవై వా ఏతస్మాదింద్రియమ్ ఇంద్రియమ్ వీర్యమ్ వీర్యమ్ కామతి కామతియ ఏతి ఏతి జనతా జనతామైంద్రాగ్నమ్ ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నమ్ ఏకాదశకపాలమ్య ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేజ్జనతా జనతామేష్యన్ ఏష్యన్నింద్రాగ్నే ఇంద్రాగ్నే ఏవ ఇంద్రాగ్నే ఇతి ఇంద్రాగ్నే దేవస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతితౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియమ్ ఇంద్రియమ్ వీర్యమ్ వీర్యమ్ ధత్తః ధత్తస్థః సహేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ జనతా జనామేతి ఏతి పౌష్ణమ్ పౌష్ణమ్ జలం చరమను అనుని నిర్వపేత్ వపేత్ పూషా పూషా వై వా ఇంద్రియస్య ఇంద్రియస్య వీర్యస్య వీర్యస్యానుప్రదాత అనుప్రదాత పోషణం అనుప్రదాతేత్యనుప్రదాత పోషణమేవ ఏవస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మాయింద్రియమ్ ఇంద్రియమ్ వీర్యమ్ వీర్యమను అను ప్రయచ్చది యచ్చది క్షైత్రమత్యం క్షైత్రమత్యం జలం క్షైత్రమత్యమిది క్షైత్రామత్యం శరణి నిర్వవేద్ వపేజ్జనతా జనతామాగత్య ఆగత్యేయమ్ ఆగత్యేత్యా ఆగత్య ఇయమ్ వై వై క్షేత్రస్య క్షేత్రస్య పతి ప్రతిరస్యాం అస్యామేవ ఏ ప్రతి ప్రతిష్టది తిష్టత్యైంద్రాగ్నమ్ ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నమ్ ఏకాదశకపాలముపరిష్టాద్ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం ఉపరిష్టామి నిర్వవేదేవస్యాం అస్యామేవ ఏ ప్రతిష్టాయ ప్రతిష్టాయేంద్రియమ్ ప్రతిష్టాయేతి ప్రతిష్టాయ ఇంద్రియమ్ వీర్యమ్ వీర్యముపరిష్టాద్ ఉపరిష్టాదాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తరితి ధత్తే అగ్నియే ప్రతికృతే ప్రతికృతే ప్రోడాశం ప్రతికృతరితి ప్రతికృతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం అష్టాకపాలమిష్టాకపాలం యువవేద్ వపేద్యోదశపూర్ణమాసజాజీ దర్శపూర్ణమాసజాజీ సన్ దర్శపూర్ణమాసజాజీకి దర్శపూర్ణమాసాజీ సన్నమావాస్యాం మావాస్యాం మావాస్యామిత్యమావాస్యాం ఆ పౌర్ణమాసీం పౌర్ణమాసీం వా పౌర్ణమాసీమిది పౌర్ణమాసీం ప్రతిపాదయేద్ ప్రతిపాదయేద్ పథ ప్రతిపాదయేదిత్యది పాదయేద్ పథో వై వా ఏషోసి అధ్యపథేన అపథేనైతి ఏది యోదర్శపూర్ణమాసజాజీ దర్శపూర్ణమాసజాజీ సన్ దర్శపూర్ణమాసజాజీతి దర్శపూర్ణమాసజాజీ సన్న మావాస్యాం మావాస్యాం వా మావాస్యామిత్యమావాస్యాం ఆ పౌర్ణమాసీం పౌర్ణమాసీం వా పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం వాతిపాదయతి ప్రతిపాదయత్యగ్నిం ప్రతిపాదయతీత్యది పాదయతి అగ్నిమేవ ఏవ పతికృతం పతికృతగ్నిస్వేన పతికృతమిది పతికృతం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏనం ఏనముపధాత్ అవధాత్ పంథాన్ పంథామతి అపినేది మయజ్జనద్వాన్ అనద్వాన్ దక్షిణ దక్షిణాబహి బహీ శేష ఏష సమృద్ధి సమృద్ధ్యాగ్నే సమృద్ధ్యాం వృద్ధి అగ్నే వ్రతపతయే వ్రతపతయే ప్రోడాశం వ్రతపతయతి వ్రతపతయే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలని అష్టాకపాలమిత్యష్టాకపాలం యజ్ఞవేద్ వేద్యః ఆహితాగ్ని ఆహితాగ్ని సన్ ఆహితాగ్నిరిత్యాహితాగ్ని సన్న వ్రత్యం అవ్రత్యమివ ఇవ చరేద్ చరేరగ్నిమ్ అగ్నిమేవ ఏవ వ్రతపతిమ్ వ్రతపతిగ్నిస్వేన వ్రతపతిమిది వ్రతపతిమ్ స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏనం ఏనం వ్రతం వ్రతమా ఆలంభయతి లంభయతి వ్రత్య ప్రత్యభవతి భవత్యగ్నే అగ్నే రక్షోఘ్నే రక్షోఘ్నే ప్రోడాశం రక్షోఘ్నేతి రక్షాఘ్నే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వవేద్ వపేద్యం యగం రక్షాగుంసి రక్షాగుంసి సచేనం సచేనం అగ్నిం అగ్నిమేద ఏ రక్షోహణం రక్షోహణగ్నిస్వేన రక్షోహణమిది రక్షవాహనం సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మాద్ అస్మాద్రక్షాగుంసి రక్షాగస్వ అవహంది హంది నిషితాయా నిషితాయాన్ని నిషితాయామిది నిషితాయా నిర్వపేద్ రపేన్నిషితాయా నిషితాయాగుం నిషితాయామిది నిషితాయా హి రక్షాగుంసి రక్షాగుంసి ప్రేరతే ప్రేరతే సంప్రేరణాని ప్రేరతైతి ప్రాయేరతే సంప్రేరణాన్యవ సంప్రేరణానీతి సంప్రేరణాని ఏదైనాని ఏనాని హంతి హంతి పరిశ్రుతే పరిశ్రుతే యాజయేద్ పరిశ్రుత ఇది పరిశ్రుతే యాజయేద్ రక్షసాం రక్షసామనందవచారాయ అనందవచారాయ రక్షోగ్ని అనందవచారాయేత్యనో అవచారాయ రక్షోగ్నీయాజ్యానువాక్యే రక్షోగ్నీ యాజ్యానువాక్యే భవత యాజ్యానువాక్యేజ్యానువాక్యే భవతో రక్షసాం రక్షసాగస్తృత్యై తృత్యాగ్నే అగ్నే రుద్రవదే రుద్రవదే రోడాశం రుద్రవదైతి రుద్రావదే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిాకపాలం నిర్వభేద్ అభేదభిచరన్ అభిచరన్నేషా అభిచరన్నిభిచరన్ ఏషా వై వాస్ ఘోరా ఘోరా తనో తనోర్యత్ద్రుద్ర రుద్రస్తస్మై తస్మా ఏనం ఏనమా ఆవృశ్రి పశ్చతి దాజత్ ఆజడాత్తి ఆర్తిమా ఆర్చరి యక్షస్తిన్వే అన్వయే సురభిమతే సురభిమతే రోడాశం సురభిమతైతి సురభీమతే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ ఉపేద్యస్ ఎస్ గావ గావో వారుషా పురుషా వా ప్రమీయేరన్ ప్రమీయేరణయ ప్రమీయేరన్ని ప్రామీయేరన్ యో వాధీయా విభీయాదేషా ఏషా వై వా అసజ్యా భేషజ్యా ధనో తనోర్యత్సరభిమతీ సురభిమతీతయా సురభిమతీతి సురభీమతీ తయవ ఏవాస్మై అస్మై భేషజం భేషజం కరోతి కరోతి సురభిమతే సురభిమతే భవతి సురభిమత ఇది సురభీమతే భవతి భూతీగంధస్ భూతీగంధస్యాపహత్యై భూతీగంధస్యేది భూతీగంధస్ అపహత్యాగ్నే అపహత్యాపాహత్యై అగ్నే క్షామవదే క్షామవదే రోడాశం క్షామవదయతి క్షామావదే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ ఉపేత్ సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామ ఇది సంగ్రామే సంయత్తే భాగభేదేన సంయత్త ఇది సంయత్తే భాగభేదేన భాగభేదేనేది భాగభేదేన ఏవైనం ఏనకం శమయిత్వా శమయిత్వా పరాన్ పరానభి అభిని నిర్దిశతి దిశతిదం ఎమపరేషాం అపరేషాం విధ్యంతి విధ్యంతి దీవతి దీవతి సహ స్వయం ఎం పరేషాం పరేషాం ప్రసహ సమీయతే దీయతే జయతి జయతిదం సగం సంగ్రామం సంగ్రామమభి సంగ్రామోజి సంగ్రామం అభివై వా ఏష ఏతాన్ ఏతానుచ్యతి ఉచ్యతి ఎషాం పూర్వాపరా పూర్వాపరా అన్నం పూర్వాపరా ఇది పూర్వాపరా అన్నం ప్రమీయందే ప్రమీయందే పురుషాహుతి ప్రమీయంత ఇది ప్రామీయందే పురుషాహుతి పురుషాహుతిరి పురుషా ఆహుతి హ్య అస్య ప్రియతమా ప్రియతమాగ్నే ప్రియతమేది ప్రియాతమా అగ్నే క్షామవదే క్షామవదే రోడాశం క్షామవదయతి క్షామావదే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిాకపాలం నిర్వపే ఉపేద్భాగభేదేన భాగభేదేన భాగభేదేనేతి భాగభేదేన ఏవైనం ఏనకం శమయతి శమయతి నైషాం ఏషాం పురా పురాయుష ఆయుషోపర అపరస్ర సమీయతే మీయతే అభివై వా ఏష ఏతస్ ఏతస్ గృహాన్ గృహానుచ్యతి ఉచ్యతి గృహాన్ గృహాన్ దహతి దహద్యగ్నే అగ్నే క్షామవదే క్షామవదే రోడాశం క్షామవదైతి క్షామావదే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ ఉపేద్భాగభేదేన భాగభేదేన భాగభేదేనేది భాగభేదేన ఏనైనం ఏనకం శమయతి శమయతి నాస్య అస్యాపరం అపరం గృహాన్ గృహాన్ దహతి దహతీతి దహతి అగ్నే కామాయ కామాయ రోడాశం రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ ఉపేద్యం ఎం కామ కామోన ఉపనమేత్ ఉపనమేదగ్ని ఉపనమేత్యుపానమేత్ అగ్నిమేద ఏ కామం కామగ్స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సయ ఏనం ఏనం కామేన కామేన సమర్థయతి అర్థయత్యుప ఉపైనం ఏనం కామ కామో నమతి నమత్యగ్నే అగ్నే నివిష్టాయ నివిష్టాయ పరోడాశం పరోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిష్టాకపాలం నిర్వపేత్ ఉపేత్ స్పర్ధమాన స్పర్ధమాన క్షేత్రే క్షేత్రే వాజాతేషు సుజాతేషు వాజాతేషాజాతేషు వాగ్ని అగ్నిమే దేవయవిష్టం యవిష్టగ్నిస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనే భాగభేదేన ఉపధావతి ధావతి తేన తేనైవ ఏవేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య యువతే యువదేవి పాద్మనా పాద్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ జయతే జయతేగ్నే అగ్నే యవిష్టాయ యవిష్టాయ పరోడాశం రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేదభిచర్యమాణ అభిచర్యమాణోగ్ని అభిచర్యమాణ ఇభిచర్యమాణ అగ్నిమేవ ఏవయవిష్టం యవిష్టగ్రస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనే భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మాద్ అస్మాద్రక్షాగుంసి రక్షాగుంసి యవయతి యవయతి నైనం ఏనమభిచరన్ అభిచరన్ స్తృణతే అభిచరన్నిభిచరన్ స్తృణతేగ్నే అగ్నయాయుష్మదే ఆయుష్మదే పురోడాశం పురోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేద్యశ్చానయేత కామయేత సర్వమాయు ఆయుమితి అగ్నిమేవ ఏవాయుష్మందం ఆయుష్మందగ్రస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనే భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మిన్ అస్మిన్నాయు ఆయుర్దధాతి దాతి సర్వమాయు ఆయురేతి ఏత్యగ్నే అగ్నే జాతవేదసే జాతవేదసే ప్రోడాశం జాతవేదసైతి జాతావేదసే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ వపేద్ భూతికామ భూతికామోగ్ని భూతికామై భూతీకామ అగ్నిమేవ ఏ జాతవేదసం జాతవేదసంగస్వేన జాతవేదసమితి జాతావేదసం సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవైనం ఏనం భూతిం భూతిం గమయతి గమయతి భవతి భవత్యేవ ఏవాగ్నే అగ్నే రుత్మదే రుత్మదే రోడాశం రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్దృక్కామ ఋక్కామోగ్ని ఋక్కామైదృక్కామ అగ్నిమేవ ఏ రుత్మందం రుత్మందగ్రస్సేణ సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనే భాగభేదేన ప్రధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్ రుచం రుచం దాది దాది రోచతే రోచత ఏవాగ్నే అగ్నే వేదస్వదే వేదస్వదే రోడాశం రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేద్దేజస్కామ తేజస్కామోగ్ని తేజస్కామ ఇది తేజ కామ అగ్నిమేవ ఏ తేజస్వందం తేజస్వంతగ్రస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనే భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దాతి దాతి తేజస్వీ తేజస్వేవ ఏవోతి భవద్గ్నే అగ్నే సాహంజాయ సాహంజాయ ప్రోడాశం రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేత్ శీక్షమాణ శీక్షమాణోగ్ని అగ్నిమేవ ఏ సాహంత్యం సాహంత్యగ్రస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తేన తేనైవ ఏ సహతే సహతేయం ఏకం శీక్షతే శీక్షతరి శీక్షతే అగ్నయేన్నవతే అన్నవతే ప్రోడాశం అన్నవత ఇన్నవతే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేద్యమయేత కామయేతాన్నవాన్ అన్నవాన్ శ్యాం అన్నవానిన్నవాన్ శ్యామితి ఇత్యగ్నిం అగ్నిమేవ ఏవాన్నవందం అన్నవందగ్రస్వేన అన్నవందమిన్నవందం సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనే భాగభేదేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవైనం ఏనమన్నవందం అన్నవందం కరోతి అన్నవందమిన్నవందం కరోత్యన్నవాన్ అన్నవానేవ అన్నవానిన్నవాన్ ఏవోతి భవద్గ్నే అన్నమేనన్నాదాయ అన్నాదాయ పురోణాశం అన్నాదాయత్యన్నాదాయ ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిష్టాకపాలం నిర్వపేద్ పవేభ్య యస్ కామయేత కామయేతన్నాద అన్నాద అన్నాదైత్యన్నాద శ్యామితి ఇత్యగ్ని అగ్నిమేవ ఏవాదం అన్నాదగ్నిస్వేన అన్నాదమిత్యన్నాదం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సదేవేనం ఏనమన్నాదం అన్నాదం కరోతి అన్నాదమిత్యున్నాదం కరోత్యన్నాద అన్నాదరే అన్నాదయిన్నాద ఏవోతి భవద్యగ్నయే అగ్నయన్నపతయే అన్నపతయే పరోడాసం అన్నపతయేత్యన్నాపతయే పరోడాసమష్టాకపాలం అష్టాకపాలమి అష్టాకపాలమిత్యష్టాకపాలం యర్వపేద్ వపేద్య యస్ కామయేత కామయేతన్నపతి అన్నపతి శ్యాం అన్నపతిరిత్యన్నాపతి శ్యామిది ఇత్యగ్ని అగ్నిమేవ ఏవాన్నపతి అన్నపతి ద్విస్వేన అన్నపతిమిత్యన్నాపతి స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవైనం ఏనమన్నపతి అన్నపతిం కరోతి అన్నపతిమిత్యన్నాపతి కరోత్యన్నపతి అన్నపతిరేవ అన్నపతిమిత్యన్నాపతి ఏవోతి భవత్యగ్నయే అగ్నయే ఉపమానాయ ఉపమానాయ పరోడాశం పరోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేదగ్నయే అగ్నయే పావకాయ పావకాయాగ్నయే అగ్నయే శృతయే శృతయే ద్యోగామయావి ద్యోగామయాభీయత్ ద్యోగామయావీతి ద్యోగామయాభి యదగ్నయే అగ్నయే పవమానాయ అవమానాయ నిర్వపతి నిర్వపతి ప్రాణం నిర్వపతి నిహేమపతి ప్రాణమే ప్రాణమితి ప్రాణం ఏవాస్మిన్ అస్మిన్ తేన దాతి దాతి యదగ్నయే అగ్నయే పావకాయ పావకాయ వాచం వాచమే ఏవాస్మిన్ అస్మిన్ తేన దాతి దాతియత్నయే అగ్నే శుతయే శుతయు ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్ తేన ఏన దాతి దాత్యత ఉతయతి యదీరాసో ఇతరాసర్భవతి ఇగరాసుదీరాసోవతి జీవతి జీవత్యేవైతాం ఏతామే ఏని నిర్వపేద్ వపేచ్చక్షుష్కామ చక్షుష్కామోజత్ చక్షుష్కామయతి చక్షుకామ యదగ్నయే అగ్నయే హోమానాయ హోమానాయ నిర్వపతి నిర్వపతి ప్రాణం నిర్వపతేతి నిహేమపతి ప్రాణమే ప్రాణమితి ప్రాణం ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దాతి దాతి యదగ్నయే అగ్నయే పావకాయ పావకాయ వాచం వాచమే ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దాతి దాతి యదగ్నయే అగ్నయే శుతయే శుతయే చక్షు చక్షురేవ ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దాతి దాత్యుత ఉదయతి యద్యంధ అంధో భవతి భవతి ప్రైవ ఏవ పశ్యతి పశ్యత్యగ్నయే అగ్నయే పుత్రపదే పుత్రపదే పురోడాసం పుత్రపదైతి పుత్రావదే పురోడాసమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ పదేలింగాయ ఇంద్రాయ పుత్రణే పుత్రణే పురోడాసం పురోడాసమేకాదశకపాలం ఏకాదశకపాలం ప్రజాకామ ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం ప్రజాకామోగ్ని ప్రజాకామయతి ప్రజాకామ అగ్నిరేవ ఏవాస్మై అస్మై ప్రజాం ప్రజాం ప్రజనయతి ప్రజామితి ప్రజాం ప్రజనయతి వృద్ధాం ప్రజనయతేతి ప్రజనయతి వృద్ధామింద్ర ఇంద్ర ప్రయచ్చతి యచ్చత్యగ్నే అగ్నే రథవదే రథవదే క్షీరే రథవదే రథావదే అజక్షీరే చరం అజక్షీరేద్యుగాక్షీరే చరణి నిర్వపేద్ యామయేత కామయేత రథవాన్ రథవాన్ శ్యాం రథవాని రథావాన్ శ్యామిది ఇత్యగ్ని అగ్నిమే ఏ రథవంతం రథవంతగ్రస్వేన రథవంతమితి రసావంతం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవైనం తేన రసవంతం రథవంతం కరోతి రథవంతమితి రసావంతం కరోతి రసవాన్ రథవానే రథవామితి రసావాన్ ఏవోతి భవత్యుత క్షీరే అదక్షీరే భవతి క్షీరేత్యుదక్షీరే భవత్యాగ్నేయీ ఆగ్నేయీ వై ఆ ఏషా ఏషా యదజా అజా సాక్షాత్ సాక్షాదేవ సాక్షాది సాక్షాత్ ఏవరసం రసమవ అవరుంధే రుంధేగ్నయే అగ్నయే వసుమతే వసుమతే పరోడాశం వసుమతైతి వసుమతే పరోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్య యస్ కామయేత కామయేత వసుమాన్ వసుమాన్ శ్యాం వసుమానిది వసుమాన్ కామితి అగ్నిమేవ ఏవసుమంతం వసుమంతరగ్రత్సేన వసుమంతమితి వసుమంతం సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సరేవ ఏనం ఏనం వసుమంతం వసుమంతం కరోతి వసుమంతమితి వసుమంతం కరోతి వసుమాన్ వసుమానైవ వసుమానితి వసుమాన్ ఏవోతి అన్వయే అన్వయే వాజసృతే వాజసృతే ప్రోడాశం వాజసృతైతి వాజాసృతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ ఉపేత్ సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామైతి సంగ్రామే సంయత్తే వాజం సంయత్త ఇది సాంయత్తే వాజం వై వాషీర్షతి శిశీర్షతి యంగ్రామం సంగ్రామం జిగీషతి సంగ్రామమితి సంగ్రామం జిగీషత్యగ్ని అగ్ని ఖలు ఖలు వై వై దేవానా దేవానా వాజసృత్ వాజసృతగ్ని వాజసృతి వాజాసృత్ అగ్నిమేవ ఏ వాజసృతం వాజసృతగ్రస్వేన వాజసృతమితి వాజాసృతం సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగాభేదేన ఉపధావతి ధావతి ధావతి ధావతి వాజం వాజం హంతి హంతి వృత్రం వృత్రం జయతి జయతి తమ్ అగం సంగ్రామం సంగ్రామమథో సంగ్రామమితి సంగ్రామం అథో అగ్ని అథోరిథో అగ్నిరివ ఇవ న ప్రతిదృశే ప్రతిదృశే భవతి ప్రతిదృశి ప్రతిదృశే భవంతగ్నయే అగ్నయే అగ్నివతే అగ్నివతే ప్రోడాశం అగ్నివతైత్యగ్నివతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్యస్యాగ్నౌ అగ్నావగ్నిం అగ్నిమభ్యుద్ధరేయో అభ్యుద్ధరేయు నిర్దిష్టభాగ అభ్యుద్ధరేరిత్యభిబుద్ధరేయో నిర్దిష్టభాగో వై నిర్దిష్టభాగ ఇది నిర్దిష్టా భాగ వా ఏతయో ఏతయోరన్య అన్యో నిర్దిష్టభాగ అనిర్దిష్టభాగోన్య అనిర్దిష్టభాగేత్య నిర్దిష్టా భాగ అన్యస్తౌ తౌ సంభవంతౌ సంభవంతౌ యజమానం సంభవంతాభవంతౌ యజమానమభి అభి సంభవత భవదత్త సరే ఈశ్వర ఈశ్వర ఆర్తి ఆర్తిమార్తో ఆర్తోర్యత్ ఆర్తోరిత్యార్థో ఇదగ్నే అగ్నయే అగ్నివతే అగ్నివతే నిర్వపతి అగ్నివతైత్యగ్నివతే నిర్వపతి భాగభేదేన నిర్వపతీతిని వపతి భాగభేదేనైవ భాగభేదేనేతి భాగభేదేన ఏనౌ ఏనౌ శమయతి శమయతి నార్తి ఆర్తిమా ఆర్చతి పృచ్చతి యజమాన యజమానోగ్నే అగ్నే జ్యోతిష్మదే జ్యోతిష్మదే ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ ఉపేద్యస్యాగ్ని అగ్నిరుద్ధృత ఉద్ధృతో హుతే ఉద్ధృత ఇత్యుదృత అహుతేగ్నిహోత్రే అగ్నిహోత్ర ఉద్వాజేత్ అగ్నిహోత్ర ఇత్యగ్నిహోత్రే ఉద్వాజేదపర ఉద్వాజేరిత్యుదేవాజేత్ అపర ఆదీత్య ఆదీత్యా నోద్ధృత్య ఆదీత్యేద్యాదీత్య అనోద్ధృత్యైతి అనోద్ధృత్యైత్యనో ఉద్ధృత్య ఇత్యాహో ఆహుస్తత్ తథాన కార్యం కార్యం యద్భాగేయం భాగేయమభి భాగేయమితి భాగేయం అభి పూర్వ పూర్వ ఉద్ధ్రియతే ఉద్ధ్రియతే కిం ఉద్ధ్రియతృతే కిమపర అపరోభి అభ్యుద్ ఉద్ధ్రియేత క్రియేతేతి ఇది తాని తాన్యేవ ఏవక్షాణాని అవక్షాణాని సన్నిధాయ అవక్షాణానీత్యవక్షాణాని సన్నిధాయ ముంధేర్ సన్నిధాయేతి సన్నిధాయ ముంధేరిత ఇత ప్రథమం ప్రథమం జజ్ఞే జజ్ఞే అగ్ని అగ్నిస్వాద్ స్వాద్యోనే యోనేరది అది జాతవేదా జాతవేదా ఇది జాతవేదా గాయత్ర్యా గాయత్ర్యా కృష్ణభా కృష్ణభా జగత్యా జగత్యా దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యం వహదు వహదు ప్రజానన్ ప్రజానన్నిది ప్రజానన్నిది ప్రజానన్ ఇది ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరి ఛందాభి ఏనం ఏనగ్స్వాద్ స్వాద్యోనే యో నేత్ర ప్రజనయతి నయత్యేష వావ వావస సోవాగ్ని అగ్నిరి ఇత్యాహో ఆహుజ్యోతి జ్యోతిస్తో త్వయి వా అస్య అస్య పరాపతితం పరాపతితమితి పరాపతితమితి పరాపతితం ఇది యదగ్నయే అగ్నయే జ్యోతిష్మదే జ్యోతిష్మదే నిర్వపతి నిర్వపతి యత్ నిర్వపతీతిని వపతి యదేవ ఏవాస్య అస్య జ్యోతి జ్యోతిస్పరాపతితం పరాపతితం తత్ పరాపతితమితి పరాపతితం తదేవ ఏవా అవరుంధే రుంధైతి రుంధే వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలని ద్వాదశాకపాలం నిర్వపేద్ వపేద్వారుణం వారుణం చరం చరం దధిక్రావణ్యే దధిక్రావణ్యే చరం దధిక్రావణ్య ఇది దధిక్రావణ్యే చరమభిషస్యమాన అభిషస్యమానో యత్ అభిషస్యమాన ఇత్యభిషస్యమాన యద్వైరీష్వాదర వైష్వాదరో ద్వాదశకపాల ద్వాదశకపాలో భవతి ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల భవతి సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా అగ్ని అగ్నిర్వైరీష్వానర వైశ్వానర సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవైనం ఏనగ్ని సృజతి సృజస్క అప పాపం పాపం వర్ణం వర్ణగం హతే హతే వారుణేన వారుణేన ఏవైనం ఏనం వర్ణపాశాద్ వర్ణపాశాన్ ముంచతి వర్ణపాశాది వర్ణపాశాద్ ముంచరి అధిక్రావణ్యా అధిక్రావణ్యా పునాది అధిక్రావణ్యేతి అధిక్రావణ్యా పునాది హిరణ్యం హిరణ్యం దక్షిణా దక్షిణా పవిత్రం పవిత్రం వై వై హిరణ్యం హిరణ్యం పునాది పునాత్యేవ ఏవైనం ఏనమాద్యం ఆద్యమస్ అస్యాన్నం అన్నం భవతి భవద్యేతాం ఏతామేవ ఏవమి నిర్భవేద్ ఉపేద్జాకామ ప్రజాకామ సంవత్సర ప్రజాకామ ఇది ప్రజాకామ సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా ఏతశాంత అశాంతో యోనిం యోనిం ప్రజాయై ప్రజాయై పశూనా ప్రజాయా ఇది ప్రజాయై పశూనాన్ని నిర్దహతి దహతి యోలం అలం ప్రజాయై ప్రజాయై సన్ ప్రజాయా ఇది ప్రజాయై సన్ ప్రజా ప్రజాన్న ప్రజామితి ప్రజా నిందతే విందతేజత్ యద్వైశ్వానర వైశ్వానరో ద్వాదశకపాల ద్వాదశకపాలో భవతి ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల భవతి సంవత్సర సంవత్సరో వై సంవత్సర సంవత్సర వా అగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానర సంవత్సరం సంవత్సరమే సంవత్సరమిది సంవత్సరం ఏ భాగేయన భాగేయన శమయతి భాగేయనేది భాగేయన శమయతి సహ సోస్మై అస్మై శాంత శాంతస్వాద్ స్వాద్యోనే యోనే ప్రజా ప్రజా ప్రజామిది ప్రజా ప్రజనయతి జనయతి వారుణేన వారుణేన ఏవైనం ఏనం వర్ణపాశాద్ వర్ణపాశాన్ ముంచతి వర్ణపాశాది వర్ణపాశాద్ ముంచతి దుధిక్రావణ్యా పునాది దుధిక్రావణ్యేది దుధిక్రావణ్యా పునాది హిరణ్యం హిరణ్యం దక్షిణా దక్షిణా పవిత్రం పవిత్రం వై వై హిరణ్యం హిరణ్యం పునాది పునాద్యేవ ఏవైనం ఏనం విందతే విందతే ప్రజా ప్రజా వైశ్వానరం ప్రజానిది ప్రజా వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్వపేద్ ఉపేద్పుత్రే పుత్రే జాతే జాతే యదష్టాకపాల అష్టాకపాలో భవతి అష్టాకపాల ఇత్యష్టాకపాల భవతి గాయత్ర్యా గాయత్ర్యైవ ఏవైనం ఏనం బ్రహ్మవర్చసేన బ్రహ్మవర్చసేన పునాది బ్రహ్మవర్చసేనేది బ్రహ్మవర్చసేన పునాది యద్ యన్నవకపాల నవకపాల త్రివృతా నవకపాల ఇది నవాకపాల త్రివృతైవ త్రివృతేది త్రివృతా ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దాతి దాతి యత్ యద్దశకపాల దశకపాలో విరాజా దశకపాల ఇది దశాకపాల విరాజైవ విరాజేతి వీరాజా ఏవాస్మిన్ అస్మిన్నన్నాద్యం అన్నాద్యం దాది అన్నాద్యమిన్నాద్యం దాది యత్కాదశకపాల ఏకాదశకపాల సృష్టుభా ఏకాదశకపాల ఇత్యేకాదశాకపాల సృష్టుభైవ ఏవాస్మిన్ అస్మిన్ంద్రియం ఇంద్రియం దాది దాది యద్వాదశకపాల ద్వాదశకపాలో జగత్యా ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల జగత్యైవ ఏవాస్మిన్ అస్మిన్ పశూన్ పశూన్ దాతి దాతి యస్మిన్ యస్మిన్ జాతే జాత ఏతాం ఏతామిష్టిం ఇష్టిం నిర్వపతి నిర్వపతి భూత నిర్వపతి నిహేమపతి భూత ఏవ ఏవతేజస్వీ ఏజస్వన్నాద అన్నాద ఇంద్రియావీ అన్నాదైతన్నాద ఇంద్రియావీ పశుమాన్ పశుమాన్ భవతి పశుమానిది పశుమాన్ భవత్యవ అవ వై వా ఏష సువర్గాద్ సువర్గాల్లోకాద్ సువర్గాది సువహాగాద్ లోకాచ్ఛిద్యతే ఛిద్యతేజ యోదర్శపూర్ణమాసయాజీ దర్శపూర్ణమాసయాజీ సన్ దర్శపూర్ణమాసయాజీతి దర్శపూర్ణమాసయాజీ సన్నమావాస్యాం మావాస్యాం వా మావాస్యామిత్యమావాస్యాం వా పూర్ణమాసీం పూర్ణమాసీం వా పూర్ణమాసీమిది పౌర్ణమాసీం వాదిపాదయతి అధిపాదయతి సువర్గాయ అధిపాదయతీత్యది పాదయతి సువర్గాయ హి సువర్గాయేతి సువహాగాయ హి లోకాయ లోకాయ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసా విద్యేతే దర్శపూర్ణమాసా దర్శపూర్ణమాసౌ యుజ్యేతే వైశ్వానరం యుజ్యేతే వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్భవేత్ ఉపేతమావాస్యాం మహావాస్యాం వా అమావాస్యామిత్యమావాస్యాం వా పౌర్ణమాసీం పౌర్ణమాసీం వా పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం వాతిపాద్య అతిపాద్య సంవత్సర అతిపాద్యేత్యతిపాద్య సంవత్సరో వై సంవత్సరేతి సంవత్సర వా అగ్ని అన్యర్వైశ్వానర వైశ్వానర సంవత్సరం సంవత్సరమే సంవత్సరమితి సంవత్సరం ఏ ప్రేణాది ప్రేణాద్యథో అథో సంవత్సరం అథో ఇథో సంవత్సరమే సంవత్సరమితి సంవత్సరం ఏవాస్మై తస్మా ఉప ఉపదాది దాది సువర్గస్ స్వర్గస్ లోకస్ స్వర్గస్ేతి సువహాగస్ లోకస్ సమష్టై సమష్ట్యా అథో సమష్ట్యా ఇది సమష్టై అథో దేవతా అథో ఇథో దేవత ఏవాన్వారభ్య అన్వారభ్య సువర్గం అన్వారభ్యేత్యను ఆరభ్య సువర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏతి వీర వీర వై వీరేతి వీరా వాష దేవానా దేవానాయ్యోర్ణ్యం అగ్నిముద్వాసయతే ఉద్వాసయతేన ఉద్వాసయతేవాసయతే న వై వాతస్ బ్రాహ్మణా బ్రాహ్మణారాయవ రాజవ పురా రాజవైత్రిరాజవ పురాన్నం అన్నమక్షన్ అక్షన్నాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ అపేద్వైశ్వానరం ఐశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమగ్నిం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం అగ్నిమద్వాదయిష్యన్ ఉద్వాదయిష్యనయత్ ఉద్వాదయిష్యన్నిత్యుద్వాదయిష్యన్ యదష్టాకపాల అష్టాకపాలో భవతి అష్టాకపాల ఇత్యష్టాకపాల భవత్యష్టాక్షర అష్టాక్షర గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షర గాయత్రీ గాయత్ర గాయత్రోగ్ని అగ్నిర్యాపాలే యాపాలేవ ఏవాగ్ని అగ్నిస్తస్మై తస్మా ఆదిత్యం ఆదిత్యం కరోతి కరోత్యథో అథో యథా అథోయిత్యథో యథాజనం జనయ్యతే యతే వసం అవసం కరోతి కరోతి తాదృక్ తాదృగేవ ఏ తత్ తద్వాదశకపాల ద్వాదశకపాలో వైశ్వానర ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల వైశ్వానరో భవతి ద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సరైతి సంవత్సర సంవత్సర ఖలు సంవత్సరైతి సంవత్సర ఖలు వై అగ్నే అగ్నేర్యోని యోని స్వాం స్వామే ఏవైనం ఏనం యోని యోనిం గమయతి గమయత్యాద్యం ఆద్యమస్ అస్యాన్నం అన్నం భవతి భవతి వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్భవేద్ ఉపయన్మారుతం మారుతం సప్తకపాలం సప్తకపాలం గ్రామకామ సప్తకపాలమిది సప్తాకపాలం గ్రామకామ ఆహవనీయే గ్రామకామ ఇది గ్రామకామ ఆహవనీయే వైశ్వానరం ఆహవనీయ ఇత్యాహవనీయే వైశ్వానరమధి అధిశ్రయతి శ్రేతి గార్హవత్యే గార్హవత్యే మారుతం గార్హవత్యేది గార్హవత్యే మారుతం పాపవశ్యతస్య పాపవశ్యతస్య విధృత్యై పాపవశ్యతస్యేది పాపవశ్యతస్య విధృత్యై ద్వాదశకపాల విధృత్యా ఇది విధృత్యై ద్వాదశకపాలో వైశ్వానర ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల వైశ్వానరో భవతి భవతి ద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సరేణ సంవత్సర ఇది సంవత్సర సంవత్సరేణైవ సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాశ్చావయతి సజాతమితి సా జాతాన్ శ్రావయతి మారుత మారుతో భవతి భవతి మరుత మరుతో వై వై దేవానాం దేవానాం విష విషో దేవ విషేణ దేవ విషేణైవ దేవ విషేణేతి దేవా విషేణ ఏవాస్మై అస్మై మనుష్య విషం మనుష్య విషమవ మనుష్య విషమితి మనుష్యా విషం అవరుంధే రుంధే సప్తకపాల సప్తకపాలో భవతి సప్తకపాల ఇది సప్తాకపాల భవతి సప్తగణా సప్తగణా వై సప్తగణా ఇది సప్తాగణా వై మరుత మరుతో గణస గణస ఏవ గణస ఇది గణాశ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతానవ సజాతమితి సా జాతాన్ అవరుంధే రుంధే నోచ్యమానే అనూచ్యమాన ఆ నోచ్యమాన ఇత్యనో ఉచ్యమానే ఆసాదయతి సాధయతి విషం విషమేవ ఏవాస్మై అస్మానవర్త్మానం అనువర్త్మానం కరోతి అనువర్త్మానమిత్యనో వర్త్మానం కరోతీతి కరోతి ఆదిత్యం ధనుం చరుణి నిర్వపేత్ ఉపేత్ సంగ్రామం సంగ్రామం ఉపప్రయాస్యన్ సంగ్రామమితి సంగ్రామం ఉపప్రయాస్యన్యం ఉపప్రయాస్యన్నిత్యుప ప్రయాస్యన్ ఇయం వై ఆదిభి అదిరస్యాం అస్యామేవ ఏవ పూర్వే పూర్వే ప్రతి ప్రతిష్టంతి తిష్టంతి వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమ్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ వపేదాయతనం ఆయతనం గత్వా ఆయతనమిత్యాయతనం గత్వా సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా అగ్ని అగ్నిర్వైశ్వానరః వైశ్వానర సంవత్సరః సంవత్సరః ఖలు సంవత్సర ఇది సంవత్సరః ఖలు వై వై దేవానాం దేవానామాయతనం ఆయతనమేతస్మాద్ ఆయతనమిత్యాయతనం ఏతస్మాద్వై వా ఆయతనాద్ ఆయతనాద్దేవాః ఆయతనాదిత్యాయతనాద్ దేవాసురాన్ అసురానజయన్ అజయనయత్ యద్వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపతి ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపతి దేవానాం నిర్వపతేతి నిహేమపతి దేవానామేవ ఏవాయతనే ఆయతనేతతే ఆయతనయిత్యాయతనే యతతే జయతి జయదిదం తగం సంగ్రామం సంగ్రామేతస్మిన్ సంగ్రామమితి సంగ్రామం ఏతస్మిన్ వై వా ఏతౌ ఏతౌ మృజాతే మృజాతేయః మృజాతే ఇది మృజాతే యో విద్విషాణయోః విద్విషాణయోరన్నం విద్విషాణయోరితి విద్విషాణయోః అన్నమత్తి అత్తి వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమ్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ వపేద్విద్విషాణయోః విద్విషాణయోరన్నం విద్విషాణయోరితి విద్విషాణయోః అన్నం జగ్ధ్వా జగ్ధ్వా సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా అగ్ని అగ్నిర్వైశ్వానరః వైశ్వానర సంవత్సరస్వితం సంవత్సరస్వితమే సంవత్సరస్వితమితి సంవత్సర సవితం ఏవాత్తి అర్థిన నాస్మిన్ అస్మిన్ మృజాతే మృజాతే సంవత్సరాయ మృజాతే ఇది మృజాతే సంవత్సరాయ వై సంవత్సరాయేతి సంవత్సరాయ వా ఏతౌ సమ్ సమమాదే అమాదే యౌ అమాదే ఇత్యమాదే యౌ సమమాదే సమమాదేయోః సమమాదేతి సమమాదే తయోర్యః యః పూర్వః పూర్వోభిదృశ్యతి అభిదృశ్యమిదం అభిదృశ్యతేత్యభిదృశ్యతి తమ్ వరుణః వరుణో గృహ్ణాతి గృహ్ణాతి వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమ్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ ఉపేత్ సమమానయోః సమమానయోః పూర్వః సమమానయోరితి సమమానయోః పూర్వోభిదృశ్య అభిదృశ్య సంవత్సరః అభిదృశ్యేత్యభిదృశ్య సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా అగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానర సంవత్సరం సంవత్సరమేవ సంవత్సరమిది సంవత్సరం ఏవాద్వా ఆత్మా నిర్వరుణం నిర్వరుణం పరస్తాద్ నిర్వరుణమితి నిర్వరుణం పరస్తాదభి అభిదృశ్యతి దృశ్యతి నైనం ఏనం వరుణ వరుణ గృహ్ణాది గృహ్ణాద్యాద్యం ఆద్యం వై వా ఏష ప్రతి ప్రతిగృహ్ణాది గృహ్ణాది యోగిం అవిం ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది వైశ్వానరం ప్రతిగృహ్ణాదేతి ప్రతిగృహ్ణాది వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమ్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ వపేదవిం అవిం ప్రతిగృశ్య ప్రతిగృశ్య సంవత్సరః ప్రతిగృశ్యేతి ప్రతిగృశ్య సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా అగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానర సంవత్సరస్వితాం సంవత్సరస్వితామేవ సంవత్సరస్వితామిది సంవత్సరస్వితాం ఏవ ప్రతి ప్రతిగృహ్ణాది గృహ్ణాదిన ఆవ్యం ఆవ్యం ప్రతి ప్రతిగృహ్ణాది గృహ్ణాత్యాత్మనః ఆత్మా వై వా ఏషమాత్రామాత్మవి ఆత్మోదిరః ఉభయాదత్ ఉభయాదత్ ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాత్యశ్వం ప్రతిగృహ్ణాదేతి ప్రతిగృహ్ణాది అశ్వం వా పురుషం పురుషం వా వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమ్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ వపేదుభయాదత్ ఉభయాదత్ ప్రతిగృహ్య ప్రతిగృహ్య సంవత్సరః ప్రతిగృహ్యేతి ప్రతిగృహ్య సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా అగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానర సంవత్సరస్వితం సంవత్సరస్వితమేవ సంవత్సరస్వితమిది సంవత్సరస్వితం ఏవ ప్రతి ప్రతిగృహ్ణాది గృహ్ణాదిన ఆత్మనః ఆత్మనవమాత్రాణం మాత్రామాత్మాది ఆత్మోది వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమ్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ వపేత్ సనిమేష్యన్ ఏష్యన్ సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర అగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానరో యదా ఖలు ఖలు వై వై సంవత్సరం సంవత్సరం జనతాయా సంవత్సరమితి సంవత్సరం జనతాయాం చరతి చరత్యథ అథస తథనార్ఘ ధనార్ఘో భవతి ధనార్ఘ ఇది ధనార్ఘ భవతి యద్వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపతి ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్వపతి సంవత్సరసాదాం నిర్వపతి నిహేపతి సంవత్సరసాదామేవ సంవత్సరసాదామితి సంవత్సరసాదాం ఏ సమిం సమిమభి అభిప్ర ప్రచ్యవతే శ్రవతే దానకామా దానకామా అస్మై దానకామా ఇది దానకామా అస్మై ప్రజా ప్రజాభవంతి ప్రజా ఇది ప్రజాంతి యో వై వై సంవత్సరం సంవత్సరం ప్రయుజ్య సంవత్సరమితి సంవత్సరం ప్రయుజ్యన ప్రయుజ్యేది ప్రయుజ్య విముంచతి విముంచత్య ప్రతిష్టాన విముంచతి విముంచతి అప్రతిష్టానో వై అప్రతిష్టాన ప్రతిష్టాన వై సహ సభవతి సవత్యేతం ఏకమేవ ఏ వైశ్వానరం వైశ్వానరం పునః పునరాగత ఆగత్యని ఆగత్యేత్యాగత నిర్వవేద్ వవేద్యం ఇయమేవ ఏ ప్రయుంకే ప్రయుంకేతం ప్రయుంకైతి ప్రయుంకే సంభాగేయేన భాగేయేన వి భాగేయేనేతి భాగేయేన విముంచతి ముంచతి ప్రతిష్ట్యై ప్రతిష్ట్యయ్యా ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ట్యై యయా రజ్వా రజ్వోత్తమా ఉత్తమాంగా ఉత్తమామిత్యుపతమా తామాజేత్ ఆజేత్తాం ఆజేదిత్యా అజేత్ తాం భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహిణుయాద్ ఇమయా నిరుతి నిరుతిమే నిరుతిమితి నిహేరుతి దేవాస్మై అస్మై ప్రహిణోతి హిణోతీతి హిణోతి ఐంద్రం చరం చరుణి నిర్భవేద్ ఉదేద్ పశురామ పశురామ ఐంద్రా పశురామ ఇది పశురామ ఐంద్రా వై వై పశవ పశవ ఇంద్రం ఇంద్రమేవ ఏవసేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ తదేవ ఏవాస్మై అస్మై పశూన్ పశువం ప్రయచ్చతి యచ్చతి పశుమాన్ పశుమానేవ పశుమానితి పశుమాన్ ఏవతి భవతి చరు చరుర్భవతి భవతి స్వాద్ స్వాదేవ ఏవాస్మై అస్మై యోనే యోనే పశూన్ పశూన్ ప్రజనయతి జనయతి ఇంద్రాయ ఇంద్రాయేంద్రియావదే ఇంద్రియావదే ప్రోడాశం ఇంద్రియావద ఇది ఇంద్రియావదే రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ అపేద్ పశుకామ పశుకామ ఇంద్రియం పశుకామ ఇది పశుకామ ఇంద్రియం వై వై పశవ పశవ ఇంద్రం ఇంద్రమేవ ఏవేంద్రియావంతం ఇంద్రియావంతగ్రస్సేన ఇంద్రియావంతమిది ఇంద్రియావంతం సేన భాగేదేన భాగేదేనోప భాగేదేనేది భాగేదేన ఉపధావతి ధావతి సహ తదేవ ఏవాస్మై అస్మా ఇంద్రియం ఇంద్రియం పశూన్ పశూన్ ప్రయచ్చతి యచ్చతి పశుమాన్ పశుమానేవ పశుమానితి పశుమాన్ ఏవతి భవతీంద్రాయ ఇంద్రాయ ధర్మవదే ధర్మవదే ప్రోడాశం ధర్మవదేరి ధర్మావదే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ అపేద్ బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసం వై బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం వై ఘర్మ ఘర్మ ఇంద్రం ఇంద్రమేవ ఏ ఘర్మవంతం ఘర్మవంతగ్రస్వేన ఘర్మవంతమిది ఘర్మావంతం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి సహ తదేవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసి ఏ భవతి భవతి ఇంద్రాయ ఇంద్రాయ అర్కవదే అర్కవదే ప్రోడాశం అర్కవదేత్యర్కావదే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేద్ వపేదన్నకామ అన్నకామోర్క అన్నకామైత్యన్నకామ అర్కో వై వై దేవానాహం దేవానామన్నం అన్నమింద్రం ఇంద్రమేవ ఏవార్కవంతం అర్కవంతగ్రస్వేన అర్కవంతమిత్యర్కావంతం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చతి యచ్చత్యన్నాద అన్నాదేవ అన్నాదిత్యన్నాద ఏ భవతి భవతీంద్రాయ ఇంద్రాయ ధర్మవదే ధర్మవదే ప్రోడాశం ధర్మవదేది ధర్మావదే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేత్ అపేదింద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావత ఇంద్రాయ ఇంద్రియావతైతి ఇంద్రియావతే ఇంద్రాయార్కవతే అర్కవతే భూతికామ అర్కవతైత్యర్కావతే భూతికామోయత్ భూతికామైతి భూతికామ ఇదింద్రాయ ఇంద్రాయ ఘర్మవతే ఘర్మవతే నిర్వపతి ఘర్మవతైతి ఘర్మావతే నిర్వపతి శిర నిర్వపరీతి వపతి శిరేవేవాస్యేన కరోతి కరోతిరింద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావత ఆత్మానం ఇంద్రియావతైతి ఇంద్రియావతే ఆత్మానమే ఏవాచ అస్యతేన ఏన కరోతి కరోతిరింద్రాయ ఇంద్రాయార్కవతే అర్కవతే భూత అర్కవతైత్యర్కావతే భూత ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యైత్యన్నాద్యే ప్రతిష్టతి తిష్టతి భవతి భవత్యేవ ఏవేంద్రాయ ఇంద్రాయాగం హోమజే అగం హోమజే ప్రోడాశం అగం హోమజైత్యగం మహాంజే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిద్యేకాదశాకపాలం నిర్వపేద్ వపేద్య పాప్మనా పాప్మనా గృహీత గృహీత సార్ సార్ పాప్మా పాప్మా వై వా అగుంహ అగుంహ ఇంద్రం ఇంద్రమేవ ఏవాగుం హోమచం అగుం హోమచగ్రస్వేణ అగుం హోమచమిత్యగుంహావచం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగాభేదేన ఉపధావతి భావతి సహ సదేవ ఏవైనం ఏనం వాత్మన ఆత్మనోగుంహ అగుంహతో ముంచతి ముంచతి ఇంద్రాయ ఇంద్రాయ వైమృధాయ వైమృధాయ ప్రోడాశం ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ఏకాదశకపాల విద్యేకాదశాకపాలం నిర్వపేద్ వపేద్యం ఇయమ్ వృధ వృధోభి అభిప్రవేదేరన్ ప్రవేదేరం రాష్ట్రాణి ప్రవేదేరమిది ప్రావేదేరన్ రాష్ట్రాణి వాభి అభిసమియో సమియురింద్రం సమియురికి సంయో ఇంద్రమేవ ఏ వైమృథం వైమృథగ్రస్వేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి భావతి సహ సేవ ఏవాస్మాత్ అస్మాన్ మృధ రథోప అపహంతి హంతీంద్రాయ ఇంద్రాయ స్త్రాత్రే స్త్రాత్రే ప్రోడాశం ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ అపేద్బద్ధ బద్ధో వా పరియత్త పరియత్తో వా పరియత్తైతి పరీయత్త వేంద్రం ఇంద్రమేవ ఏ త్రాతారం త్రాతారజ్ఞస్యేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి భావతి సహ స ఏవ ఏవైనం ఏనం రాయతే రాయతంద్రాయ ఇంద్రాయ అర్కాశ్వమే భవతే అర్కాశ్వమేధవతే ప్రోడాశం అర్కాశ్వమేధవత ఇత్యర్కాశ్వమేధాతే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ వపేద్యం ఇయమ్ మహాయజ్ఞ మహాయజ్ఞోన మహాయజ్ఞైతి మహాయజ్ఞ నో బలమేత్ బలమేదేతే ఉపనమేదిత్యపాలమేత్ ఏతే వై ఏతే ఇత్యేతే వై మహాయజ్ఞస్య మహాయజ్ఞస్యాంగే మహాయజ్ఞస్యేతి మహాయజ్ఞస్య అమంత్యే తనో అంకే ఇత్యంకే తనో యద్ తనో ఇది తనో యదర్కాశ్వమేధౌ అర్కాశ్వమేధావింద్రం అర్కాశ్వమేధావిత్యర్క అశ్వమేధౌ ఇంద్రమేవ ఏవార్కాశ్వమేధవంతం అర్కాశ్వమేధవంతగ్రస్వేన అర్కాశ్వమేధవంతమిత్యర్కాశ్వమేధావంతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మై అస్మాంతర అంతతో మహాయజ్ఞం మహాయజ్ఞం చావయతి మహాయజ్ఞమిది మహాయజ్ఞం చావయత్యువ ఉపైనం ఏనం మహాయజ్ఞ మహాయజ్ఞో నమతి మహాయజ్ఞైతి మహాయజ్ఞ నమతీతి నమతి ఇంద్రాజాన్మృజవే అన్మృజవే ప్రోడాశం అన్మృజవయజ్ఞనో మృజవే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ ఉపేద్గ్రామకామ గ్రామకామయింద్రం గ్రామకామయతి గ్రామకామ ఇంద్రమేవ ఏవాన్మృజం అన్మృజమిగ్రస్వేన అన్మృజమిత్యనో ఋజం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి భావతి సహ సేవ ఏవాస్మై కస్మై సజాతాన్ సజాతాననుపాన్ సజాతానికి సజాతాన్ అనుపాన్ కరోతి అనుపానిత్యలోకాన్ కరోతి గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవతీంద్రాణ్యై ఇంద్రాణ్యై చరుం చరుణ్యి నిర్వపేద్ వపేద్య సేనా సేనా సపుంసిత అసపుంసిదేవ అసపుంసిపేత్యసంసిదా ఇవ సద్ంద్రాణీ ఇంద్రాణీ వై వై సేనాయై సేనాయై దేవత దేవతేంద్రాణీ ఇంద్రాణీమే ఏ స్వేన స్వేన భాగేయన భాగేయనోప భాగేయనే భాగేయన ఉపధావతి ధావతి సా సైవ ఏవా సేనా సేనాంసం సృశ్యతి శ్యతి బల్బజాన్ బల్బజానపి అపిధ్మే ఇధ్మే సమ్ సన్నహ్యేర్ నహ్యేద్యో లోర్యత్ర ఎత్రాధిష్కన్నా అధిష్కన్నాన్యమేహత్ అధిష్కన్నేత్యధిష్కన్నా న్యమేహత్త న్యమేహతి మీ అమేహత్ తతో బల్బజా బల్బజావత్ ఉదతిష్టన్ అతిష్టన్ గవాం గవామేవ ఏనం ఏనం న్యాయం న్యాయమపినీయ న్యాయమితి మీ ఆయమ్ అపినీయగా అపినీయేత్యపినీయ నావేదయతి వేదయతీంద్రాయ ఇంద్రాయ మన్యమతే మన్యమతే మనస్వతే మన్యమతరితి మన్యోమతే మనస్వతే పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ ఉపేత్ సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామ ఇది సంగ్రామే సంయత్త ఇంద్రియేణ సంయత్త ఇది సంయత్తే ఇంద్రియేణ వై వై మన్యునా మన్యునా మనసా మనసా సంగ్రామం సంగ్రామం జయతి సంగ్రామమితి సంగ్రామం జయతీంద్రం ఇంద్రమేవ ఏవ మన్యుమంతం మన్యుమంతం మనస్వంతం మన్యుమంతమితి మన్యోమంతం మనస్వంతగ్రస్వేన స్వేన భాగేయేన భాగేయేనోప భాగేయేనేతి భాగేయేన ఉపధావతి ధావతి సహ సయేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం మన్యం మన్యం మనః మనోదధాతి దాతి జయతి జయతి తమ్ సంగ్రామం సంగ్రామేతాం సంగ్రామమితి సంగ్రామం ఏతామేవ ఏబనిః నిర్వపేద్ వపేద్యః యో హతమనాః హతమనాః స్వయం పాపః హతమనా ఇతి హతమనాః స్వయం పాప ఇవ స్వయం పాప ఇతి స్వయం పాపః ఇవ స్యాత్ స్యాదేతాని ఏతాని హి వై వా ఏతస్మాత్ ఏతస్మాదపక్రాంతాని అపక్రాంతాన్యథ అపక్రాంతానీత్యపక్రాంతాని అథైషః ఏష హతమనాః హతమనా స్వయం పాపః హతమనా ఇతి హతమనాః స్వయం పాప ఇంద్రం స్వయం పాప ఇతి స్వయం పాపః ఇంద్రమేవ ఏవమన్యమంతం మన్యమంతం మనస్వంతం మన్యమంతమితి మన్యోమంతం మనస్వంతగ్రస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సయేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం మన్యం మన్యం మనః మనో దధాతి దధాతి న హతమనాః హతమనాః స్వయం పాపః హతమనా ఇతి హతమనాః స్వయం పాపో భవతి స్వయం పాప ఇతి స్వయం పాపః భవతీంద్రాయ ఇంద్రాయ దాత్రే దాత్రే పరోడాశం పరోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్నిః ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేద్ వపేద్యః యః కామయేత కామయేత దానకామాః దానకామా మే దానకామా ఇతి దానకామాః మే ప్రజాః ప్రజా స్యుః ప్రజా ఇతి ప్రజాః స్యురితి ఇతీంద్రం ఇంద్రమేవ ఏవ దాతారం దాతారగ్రస్వేన స్వేన భాగేయేన భాగేయేనోప భాగేయేనేతి భాగేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై దానకామాః దానకామాః ప్రజాః దానకామా ఇతి దానకామాః ప్రజాః కరోతి ప్రజా ఇతి ప్రజాః కరోతి దానకామాః దానకామాస్మై దానకామా ఇతి దానకామాః అస్మై ప్రజాః ప్రజా భవంతి ప్రజాతిజాంద్రాయ ఇంద్రాయ ప్రదాత్రే ప్రదాత్రే పురోడాసం ప్రదాత్రి ప్రదాత్రే ప్రోడాసమేకాదశకపాలం ఏకాదశకపాలమి ఏకాదశకపాలమిదశకపాలం నిర్వపేత్ వేద్యస్మై యస్మై ప్రత్తం ప్రత్తమివ ఇవ సత్ సన్న న ప్రదీయేత ప్రదీయేతేంద్రం ప్రదీయేతేతి ప్రదీయేత ఇంద్రమేవ ఏవ ప్రదాతారం ప్రదాతారగ్రస్వేన ప్రదాతారమితి ప్రదాతారం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సయేవ ఏవాస్మై అస్మై ప్రదాపయతి దాపయతీంద్రాయ ఇంద్రాయ సూత్రాంనే సూత్రాంనే పురోడాశం సూత్రాంన ఇది సూత్రాంనే పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలమి ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేదపరుద్ధ అపరుద్ధో వా అపరుద్ధ ఇత్యపరుద్ధ వాపరుధ్యమాన అపరుధ్యమానో వా అపరుధ్యమాన ఇత్యపరుధ్యమాన ఏంద్రం ఇంద్రమేవ ఏ సూత్రమాణం సూత్రమాణగ్రస్వేన సూత్రమాణమితి సూత్రమాణం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సయేవ ఏవైనం ఏనం త్రాయతే త్రాయతేనపరుధ్యః అనపరుధ్యో భవతి అనపరుధ్య ఇత్యనపరుధ్యః భవతీంద్రః ఇంద్రో వై వై సదృంగ్ సదృంగ్ దేవతాభిః సదృంగిది సాదృంగ్ దేవతాభిరాసీత్ ఆసీత్ సహ స వ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమితి వ్యావృతం అగచ్చత్ సహ స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతి ఉపాధావత్ అధావస్తస్మై తస్మా ఏతమ్ ఏతమైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలమ్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిరవపత్ అవపత్తేన తేనేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియమదధాత్ అదధాచ్చక్వరీ శక్వరీ యాజ్యానువాక్యే శక్వరీ ఇది శక్వరీ యాజ్యానువాక్యే అకరోత్ యాజ్యానువాక్యే యాజ్యా అనువాక్యే అకరోద్ వజ్ర వజ్రో వై వై శక్వరీ శక్వరీ సహ సేనం ఏనం వజ్ర వజ్రో భూత్యై భూత్యా ఐంధ ఐంధ సహ సోభవత్ అభవత్స సో విభేద్ అభిభేద్భూత భూత ప్రమా మా ధక్ష్యతి ధక్ష్యతీతి స ప్రజాపతి ప్రజాపతిం పునః ప్రజాపతిమితి ప్రజాపతి పునరుప ఉపాధావత్ అధావత్స స ప్రజాపతి ప్రజాపతి శక్వర్యా ప్రజాపతిమితి ప్రజాపతి శక్వర్యా అధి అధిరేవతీ రేవతీన్ని నిరమిమీత అమిమీత శాంతీ శాంత్యా అప్రదాహాయ అప్రదాహాయ యః అప్రదాహాయేత్యప్రదాహాయ యోలం అలగ్శ్రియై శ్రియై సన్ సన్ సదృంగ్ సదృంగ్ సమానై సదృంగి సదృంగ్ సమానై స్యాత్ స్యాత్తస్మై తస్మా ఏతమ్ ఏతమైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలమ్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేదింద్రం ఇంద్రమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సయేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం దధాతి దధాతి రేవతీ రేవతీ పురోనువాక్యా పురోనువాక్యా భవతి పురోనువాక్యేతి పుర అనువాక్యా భవతి శాంతీ శాంత్యా అప్రదాహాయ అప్రదాహాయ శక్వరీ అప్రదాహాయేత్యప్రదాహాయ శక్వరీ యాజ్యా యాజ్యా వజ్ర వజ్రో వై వై శక్వరీ శక్వరీ సహ సేనం ఏనం వజ్ర వజ్రో భూత్యై భూత్యా ఇంధే ఇంధే భవతి భవత్యేవ ఏవేత్యేవ ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశ కపాలం నిర్వపేత్ వపేతభిచరన్ అభిచరం సరస్వతీ అభిచరమిత్యభిచరన్ సరస్వత్యాజ్యభాగా ఆజ్యభాగాత్ ఆజ్యభాగేత్యాజ్యభాగా సద్బారహస్పత్య బారహస్పత్య శరు శరుయత్ యదాజ్ఞా వైష్ణవ ఆజ్ఞా వైష్ణవ ఏకాదశకపాల ఆజ్ఞా వైష్ణవ ఇత్యాజ్ఞా వైష్ణవ ఏకాదశకపాలోవతి ఏకాదశకపాల ఇత్యేకాదశ కపాల భవత్యగ్ని అగ్నిః సర్వాః సర్వా దేవతాః దేవతా విష్ణుః విష్ణుర్యజ్ఞః యజ్ఞో దేవతాభిః దేవతాభిశ్చ చైవ ఏవైనం ఏనం యజ్ఞేన యజ్ఞేన చ చాభి అభిచరతి చరతి సరస్వతీ సరస్వత్యాజ్యభాగా ఆజ్యభాగా భవతి ఆజ్యభాగేత్యాజ్యభాగా భవతి వాగ్ వాగ్వై వై సరస్వతీ సరస్వతీ వాచా వాచైవ ఏవైనం ఏనమభి అభిచరతి చరతి బారహస్పత్యః బారహస్పత్య శరు శరుర్భవతి భవతి బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవైనం ఏనమభి అభిచరతి చరతి ప్రతి ప్రతి వై వై పరస్తాత్ పరస్తాదభిచరంతం అభిచరంతమభి అభిచరంతమిత్యభిచరంతం అభిచరంతి చరంతి ద్వే ద్వే ద్వే ద్వే పురోనువాక్యే ద్వే ద్వే ద్వే ద్వే పురోనువాక్యే కురయాత్ పురోనువాక్యే ఇది పునః అనువాక్యే కురయాదది అది ప్రయుక్తై ప్రయుక్త్యా ఏతయా ప్రయుక్త్యా ఇది ప్రయుక్తై ఏతయైవ ఏవ యజేత యజేతాభిచర్యమాణ అభిచర్యమాణో దేవతాభిః అభిచర్యమాణ ఇత్యభిచర్యమాణ దేవతాభిరేవ ఏవ దేవతాః దేవతాః ప్రతిచరతి ప్రతిచరతి యజ్ఞేన ప్రతిచరతేతి ప్రతిచరతి యజ్ఞేన యజ్ఞం యజ్ఞం వాచా వాచా వాచం వాచం బ్రహ్మణా బ్రహ్మణా బ్రహ్మ బ్రహ్మసః స దేవతాః దేవతాశ్చ చైవ ఏవ యజ్ఞం యజ్ఞం చ మధ్యతః మధ్యతో వ్యవసర్పతి వ్యవసర్పతి తస్య వ్యవసర్పతీతి వి అవసర్పతి తస్యన న కుతః కుతశ్చన క్షణోపావ్యాసః ఉపావ్యాసో భవతి ఉపావ్యాస ఇత్యుప ఆవ్యాసః భవతి నైనం ఏనమభిచరన్ అభిచరం శృణోదే అభిచరన్నిత్యభిచరన్ శృణుమాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ అపేద్యం యజ్ఞః యజ్ఞో నోపనమేత్ ఉపనమేదగ్ని ఉపనమేదిత్యుపానమేత్ అగ్నిః సర్వాః సర్వా దేవతాః దేవతా విష్ణుః విష్ణుర్యజ్ఞః యజ్ఞో అగ్నిం అగ్నిం చ చైవ ఏవ విష్ణుం విష్ణుం చ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మై యజ్ఞం యజ్ఞం వ్ర ప్రయచ్చదః యచ్చత ఉప ఉపైనం ఏనం యజ్ఞః యజ్ఞో నమతి నమత్యాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవం ఘృతే ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఘృతే చరం చరణి నిర్వపేత్ వపే చక్షుష్కామ చక్షుష్కామోగ్నే చక్షుష్కామతి చక్షుర్కామ అగ్నేర్వై వై చక్షుషా చక్షుషా మనుష్యాః మనుష్యాది విపశ్యంతి పశ్యంతి యజ్ఞస్య యజ్ఞస్య దేవాః దేవా అగ్నిం అగ్నిం చ చైవ ఏవ విష్ణుం విష్ణుం చ చస్వేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ నావేవ ఏవాస్మిన్ అస్మిచక్షు చక్షుర్ధర్త ధర్తశ్చక్షుష్మాన్ చక్షుష్మానేవ ఏవతి భవతి భేన్వై భేన్వై వై వా ఏతద్రేత రేతోయత్ యదాజ్యం ఆజ్యమనరుహ అనరుహస్తండులా తండులామిథునాత్ మిథునాదేవ ఏవాస్మై అస్మై చక్షు చక్షు ప్రజనయతి జనయతి ఘతే ఘతే భవతి భవతి తేజ తేజో వై వై ఘృతం ఘృతం తేజ తేజశ్చక్షు చక్షుస్తేజస తేజసైవ ఏవాస్మై అస్మై తేజ తేజశ్చక్షు చక్షురవ అవరుంధే రుంధ ఇంద్రియం ఇంద్రియం వై వై వీర్యం వీర్యం రుంధే రుంధే భ్రాతృవ్య భ్రాతృవ్యో యజమాన యజమానో యజమానస్ అయజమానస్యాధ్వరకల్పా అధ్వరకల్పాం ప్రతి అధ్వరకల్పామిత్యధ్వరాకల్పాం ప్రతిని నిర్భవేత్ ఉపేద్భ్రాతృవ్యే భ్రాతృవ్యే యజమానే యజమానేన నాస్య అస్యేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం వృంగే వృంగే పురా పురా వాచ వాచ ప్రవదిలో ప్రవదిలోర్మి ప్రవదితోరి ప్రావదితో నిర్వపేత్ ఉపేద్యావతీ యావత్యేవ ఏవవాక్ వాక్తాం తామప్రోదితాం అప్రోదితాం భ్రాతృవ్యస్య అప్రోదితామిత్యప్రాపుదితాం భ్రాతృవ్యస్య వృంగే వృంగేతాం తామస్య అస్య వాచం వాచం ప్రవదంతీం ప్రవదంతీమన్యాః ప్రవదంతీమిది ప్రవదంతీం అన్యా వాచ వాచో నో అను ప్రవదంతి వదంతి తాః తా ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం యజమానే యజమానే దధతి అథ్యాగ్నావైష్ణవం ఆజ్ఞావైష్ణవమష్టాకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ అవేత్రాతశ్రవణస్య కాలే రాతశ్రవణస్యేది ప్రాతః శ్రవణస్య ఆకాళే సరస్వతీ ఆకాళయిత్యాకాళే సరస్వత్యాజ్యభాగా ఆజ్యభాగా స్యాద్ ఆజ్యభాగేత్యాజ్యభాగా స్యాద్బాలహస్పత్య బాలహస్పత్యశ్చరు చరుర్యత్ష్టాకపాల అష్టాకపాలో భవతి అష్టాకపాలయిత్యష్టాకపాలత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం రాతశ్రవనం రాతశ్రవనం రాతశ్రవనం రాతశ్రవనమిది ప్రాతః శ్రవనం రాతశ్రవనమేవ రాతశ్రవనమిది ప్రాతః శ్రవనం ఏమతేన ఏనాప్నోతి ఆప్నోత్యాజ్ఞావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిద్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేన్మాధ్యం దినస్య మాధ్యం దినస్య శవనస్య శవనస్యాకాలే ఆకాలే సరస్వతీ ఆకాల ఇత్యాకాలే సరస్వత్యాజ్యభాగా ఆజ్యభాగా స్యాత్ ఆజ్యభాగేత్యాజ్యభాగా స్యాద్బారహస్పత్య బారహస్పత్యశ్చరు చరుర్యత్ యదేకాదశకపాల ఏకాదశకపాలో భవతి ఏకాదశకపాల ఇత్యేకాదశకపాల భవత్యేకాదశాక్షరా ఏకాదశాక్షరాష్ప ఏకాదశాక్షరేత్యేకాదశ అక్షరా త్రిష్ప్రైష్ఠుభం ప్రైష్ఠుభం మాధ్యం దినం మాధ్యం దినపం శవనం శవనం మాధ్యం దినం మాధ్యం దినమేవ ఏ శవనం శవనం తేన తేనాప్నోతి ఆప్నోత్యాజ్ఞావైష్ణవం ఆజ్ఞావైష్ణవం ద్వాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ద్వాదశకపాలం నిహి ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేర్పేతృతీయశవనస్య తృతీయశవనస్యాకాలే తృతీయశవనస్యేది తృతీయశవనస్య ఆకాలే సరస్వతీ ఆకాల ఇత్యాకాలే సరస్వత్యాజ్యభాగా ఆజ్యభాగా స్యాద్ ఆజ్యభాగేత్యాజ్యభాగా స్యాద్బారహస్పత్య బారహస్పత్యశ్వరు చరుర్యద్ యద్వాదశకపాల ద్వాదశకపాలో భవతి ద్వాదశకపాలయతి ద్వాదశాకపాలవతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరేతి ద్వాదశ అక్షరా జగతి జాగతం జాగతం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనమితి తృతీయసవనం తృతీయసవనమే తృతీయసవనమితి తృతీయసవనం ఏవతేన తేనాప్నోతి ఆప్నోతి దేవతాభిః దేవతాభిరేవ ఏవ దేవతాః దేవతాః ప్రతిచరతి ప్రతిచరతి యజ్ఞేన ప్రతిచరతీతి ప్రతిచరతి యజ్ఞేన యజ్ఞం యజ్ఞం వాచా వాచా వాచం వాచం బ్రహ్మణా బ్రహ్మణా బ్రహ్మ బ్రహ్మ కపాలైః కపాలైరేవ ఏవ ఛందాగుంసి ఛందాగుస్యాప్నోతి ఆప్నోతి పురోడాశైః పురోడాశైస్తవనాని సవనాని మైత్రావరుణం మైత్రావరుణమేకపాలం మైత్రావరుణమితి మైత్రావరుణం ఏకకపాలం ఏకకపాలమిత్యేకాకపాలం నిర్వపేద్ వపేద్వషాయై వషాయై కాలే కాలేయా ఏవ ఏవాసౌ అసౌ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వశా అశానో బంధ్యా అనోబంధ్యాసో అనోబంధ్యేత్యనో బంధ్యా సో ఏవ సో ఇది సో ఏషా ఏషైత్య ఏతైకపాల ఏకకపాలో భవతి ఏకకపాల ఇత్యేకాకపాల భవతి నహి హి కపాలైః కపాలైః పశుం పశుమర్హతి అర్హత్యాప్తుం ఆప్తుమిత్యాప్తుం అసావాదిత్య ఆదిత్యో నవి వ్యరోచత అరోచత తస్మై తస్మై దేవాః దేవాః ప్రాయశ్చిత్తిం ప్రాయశ్చిత్తిమైచ్ఛన్ ఏచ్ఛందస్మై తస్మా ఏతమ్ ఏతకం సోమారౌద్రం సోమారౌద్రం ధరుం సోమారౌద్రమితి సోమారౌద్రం శరుణి నిరవపన్ అవపన్ తేనైవ ఏవాస్మిన్ అస్మిన్ ఋషం ఋషమదధు అదధుర్య యో బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామ సత్ బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ సత్తస్మై తస్మా ఏతమ్ ఏతకం సోమారౌద్రం సోమారౌద్రం చరుం సోమారౌద్రమితి సోమారౌద్రం చరుం నిర్వపేత్ వపేత్ సోమం సోమం చైవ రుద్రం రుద్రం చస్వేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం ధత్త బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ధత్తో బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యే బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవతి భవతి తిష్యాపూర్ణమాసే తిష్యాపూర్ణమాసేని తిష్యాపూర్ణమాస ఇది తిష్యాపూర్ణమాసే నిర్వపేద్ వపేద్రుద్ర రుద్రో వై వై దిష్య దిష్య సోమ సోమ పూర్ణమాస పూర్ణమాస సాక్షాద్ పూర్ణమాసరి పూర్ణమాస సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధే రుంధే పరిశ్రుతే పరిశ్రుతే యాజయతి పరిశ్రుతయతి పరిశ్రుతే యాజయతి బ్రహ్మవర్చస బ్రహ్మవర్చస పరిగృహేత్యై బ్రహ్మవర్చసేతి బ్రహ్మవర్చస పరిగృహేత్యై శ్వేతాయై పరిగృహేత్యా ఇది పరిగృహేత్యై శ్వేతాయై శ్వేతవత్సాయై శ్వేతవత్సాయై దుగ్ధం శ్వేతవత్సాయా ఇది శ్వేతవత్సాయై దుగ్ధం మథితం మథితమాజ్యం ఆజ్యం భవతి భవత్యాజ్యం ఆజ్యం రోక్షణం రోక్షణమాజ్యేన రోక్షణమితి ప్రాక్షణం ఆజ్యేన మార్జయంతే మార్జయంతే యావత్ యావదేవ ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తత్ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం తత్సర్వం సర్వం కరోతి కరోత్యతి అతి బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం క్రియతే బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం క్రియత ఇది ఇత్యాహో ఆహురీశ్వర ఈశ్వరో దుశ్చర్మా దుశ్చర్మా భవితో దుశ్చర్మేతి దుహో చర్మా భవితోరితి ఇది మానవీ మానవీ ఋచౌ మానవీ ఇది మానవీ ఋచౌ ధాయ్యే ధాయ్యే కుర్యాద్ ధాయ్యే ఇది ధాయ్యే కుర్యాద్యత్ యద్వై వైకిం కించ సమను మనురవదత్ అవదత్తత్ తద్భేషజం భేషజం భేషజం భేషజమేవ ఏవాస్మై అస్మై కరోతి కరోతి యది విభీయాద్ విభీయాద్దుశ్చర్మా దుశ్చర్మా భవిష్యామి దుశ్చర్మేతి దుహోచర్మా భవిష్యామీతి సోమాపౌష్ణం సోమాపౌష్ణం జలం సోమాపౌష్ణమితి సోమాపౌష్ణం చరణి నిర్వపేత్ ఉపేత్సౌమ్య సౌమ్యో వై వై దేవతయా దేవతయా పురుష పురుష పౌష్ణా పౌష్ణా పశవ పశవత్సయా స్వయైవ ఏవాస్మై అస్మై దేవతయా దేవతయా పశుభిః పశుభిస్తుజం పశుభిరితి పశుభిః వశం కరోతి కరోతి న దుశ్చర్మా దుశ్చర్మా భవతి దుశ్చర్మేతి దుహోచర్మా భవతి సోమారౌద్రం సోమారౌద్రం చరం సోమారౌద్రమితి సోమారౌద్రం శరణ్యే నిర్వపేత్ ఉపేత్ ప్రజాకామ ప్రజాకామ సోమ ప్రజాకామయతి ప్రజాకామ సోమో వై వై రేతోధా రేతోధా అగ్ని రేతోధా ఇది రేతాధా అగ్ని ప్రజానా ప్రజానా ప్రజనయిత ప్రజానామితి ప్రజానా ప్రజనయిత సోమ ప్రజనయితేతి ప్రజనయిత సోమ ఏవాస్మై అస్మై రేత ఏదో దాది దాచి అగ్ని ప్రజా ప్రజాం ప్రజామితి ప్రజా ప్రజనయతి జయతి విందతే విందతే ప్రజా ప్రజాం సోమారౌద్రం ప్రజామితి ప్రజా సోమారౌద్రం చరం సోమారౌద్రమితి సోమారౌద్రం శరణ్య నిర్వపేత్ అపేతభిచరన్ అభిచరన్ సౌమ్య అభిచరన్నిభిచరన్ సౌమ్యో వై వై దేవతయా దేవతయా పురుష పురుషేష రుద్ర రుద్రోయత్ యదగ్ని అగ్ని స్వాయా స్వాయావేద ఏనం ఏనం దేవతాయై దేవతాయై నిష్క్రీయ నిష్క్రీయ రుద్రాయ నిష్క్రీయేతి క్రియ రుద్రాయాపి అపి దాది దాది దాచక్ రాజకార్తి ఆర్తిమా ఆర్చతి పృచ్చతి సోమారౌద్రం సోమారౌద్రం చరం సోమారౌద్రమితి సోమారౌద్రం శరణ్య నిర్వపేత్ భవే జ్యోగామయావీ జ్యోగామయావీ సోమం జ్యోగామయావీ జ్యోగామయావీ సోమం వై ఏతస్య రస రసో గచ్చతి పచ్చత్యగ్నిం అగ్నిగం శరీరం శరీరం యస్య యస్య జ్యోగ జ్యోగామయతి ఆమయతి సోమాద్ సోమాదేవ ఏవాస్య అస్య రసం రసం నిష్క్రీణాతి నిష్క్రీణాత్యగ్నే నిష్క్రీణాదీతిని క్రీణాతి అగ్నే శరీరం శరీరముత ఉతయతి యదీతాసు ఇతాసుర్భవతి ఇతాసురితీతాసు జీవతి జీవత్యేవ ఏవ సోమారుద్రయోః సోమారుద్రయోర్వై సోమారుద్రయోరితి సోమారుద్రయోః వా ఏతం ఏతం గ్రసితం గ్రసితకం హోతా హోతాని నిష్క్షితతి క్షితతి సహ స ఈశ్వరః ఈశ్వర ఆర్తి ఆర్తిమార్తో ఆర్తోరనద్వాన్ ఆర్తోరిత్యార్తో అనద్వాన్ హోత్ర హోత్రాదేయ దేయో వన్ని వన్నిర్వై వా అనద్వాన్ అనద్వాన్ వన్ని వన్నిర్హోత హోతా వన్నినా వన్నినైవ ఏవన్ని వన్నిమాత్మానం ఆత్మానగ్ని శృణోతి శృణోతి సోమారౌద్రం సోమారౌద్రం చరం సోమారౌద్రమితి సోమారౌద్రం శరణి నిర్వపేత్ ఉపేద్యమయేత కామయేత స్వే సేస్మై తస్మా ఆయతనే ఆయతనే భ్రాతృవ్యం ఆయతన ఇత్యాయతనే భ్రాతృవ్యం జనయేయం జనయేయమితి వేదిం వేదిం పరిగృశ్య పరిగృశ్యార్థం పరిగృశ్యేతి పరిగృశ్య అర్థముద్ధన్యాద్ ఉద్ధన్యాదర్థం ఉద్ధన్యాదిత్యన్యాద్ అర్థం నార్ధం అర్థం బరిహిషః బరిహిషస్తృణీయాద్ స్తృణీయాదర్థం అర్థం నార్ధం అర్థమిధ్మస్య ఇధ్మస్యాభ్యాదభ్యాద్ అభ్యాదభ్యాదర్థం అభ్యాదభ్యాదిత్యభ్యాదభ్యాద్ అర్థం నస్వే స ఏవ ఏవాస్మై అస్మా ఆయతనే ఆయతనే భ్రాతృవ్యం ఆయతనైత్యాయతనే భ్రాతృవ్యం జనయతి జనయతేతి జనయతి ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ ఉపేన్మారుతం మారుతం సప్తకపాలం సప్తకపాలం రామకామ సప్తకపాలమజి సప్తకపాలం రామకామ ఇంద్రం రామకామ ఇది గ్రామకామ ఇంద్రం చైవ ఏమరుత మరుతేన సేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ సజాతానికి సజాతాన్ ప్రయచ్చంది యచ్చంది గ్రామీ నామ్యేవ ఏ భవతి భవత్యాహవనీయే ఆహవనీయ ఐంద్రం ఆహవనీయ ఇత్యాహవనీయే ఐంద్రమధి అధిశ్రయతి శ్రయతి గార్హవత్యే గార్హవత్యే మారుతం గార్హవత్యది గార్హవత్యే మారుతం వాపవస్య సస్య పాపవస్య సస్య విషృత్యై పాపవస్య సస్యేతి పాపవస్య సస్య విషృత్యై సప్తకపాల విషృత్యా ఏవే ధృత్యై సప్తకపాలో మారుత సప్తకపాల ఇది సప్తకపాల మారుతో భవతి భవతి సప్తగణా సప్తగణా వై సప్తగణా ఇది సప్తగణా వై మరుత మరుతో గణశ గణశ ఏవ గణశ ఇది గణాశ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతానవ సజాతానితి సజాతాన్ అవరుంధే రుంధే నోచ్యమానే అనోచ్యమాన అనోచ్యమాన ఇత్యనో ఉచ్యమానే ఆసాదయతి సాదయతి విషం విషమేవ ఏవాస్మై అస్మానువర్త్మానం అనువర్త్మానం కరోతి అనువర్త్మానమిత్యనో వర్త్మానం కరోత్యేతాం ఏతామేవ ఏవనిహి నిర్వపేద్ వపేద్యః యః కామయేత కామయేత క్షత్రాయ క్షత్రాయ చ విషే విషే చమదం సమదం దద్భ్యాం సమదమితి సామదం దద్భ్యామితి ఇత్యైంద్రస్య ఐంద్రస్య వద్యన్ అవద్యన్ ప్రోజాత్ అవద్యన్నిత్యవద్యన్ బ్రూజాదింద్రాయ ఇంద్రాయాను అనుబ్రూహి బ్రూహీతి ఇత్యాశ్రావ్య ఆశ్రావ్య బ్రూజాద్ ఆశ్రావ్యేత్యాశ్రావ్య బ్రూజాన్మరుత మరుతో యజ యజేతి ఇది మారుతస్య మారుతస్యవద్యన్ అవద్యన్ బ్రూజాద్ అవద్యన్నిత్యవాద్యన్ బ్రూజాన్మరుద్భ్య మరుద్భ్యోను మరుద్భ్యైతి మరుదేభ్య అనుబ్రూహి బ్రూహీతి ఇత్యాశ్రావ్య ఆశ్రావ్య బ్రూజాద్ ఆశ్రావ్యేత్యాశ్రావ్య బ్రూజాదింద్రం ఇంద్రం యజ యజేతి ఇది స్వే స్వేవ ఏభ్య ఏభ్యో భాగభేదే భాగభేదే సమదం భాగభేదైతి భాగభేదే సమదం దాతి సమదమితి సామదం దాది త్రిగృంహాణా త్రిగృంహాణా తిష్టంతి త్రిగృంహాణా ఇది త్రిగృంహాణా తిష్టంత్యేతాం ఏతామేవ ఏవనిహి నిర్వపేద్ వపేద్యః యః కామయేత కామయేత కల్పేరన్ కల్పేరన్నిది ఇది యథాదేవతం యథాదేవతమవదాయ యథాదేవతమితి యథాదేవతం అవదాయ యథాదేవతం అవదాయేత్యవాదాయ యథాదేవతం యజేద్ యథాదేవతమితి యథాదేవతం యజేద్భాగధేయేన భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనాన్ ఏనాన్ యథాయథం యథాయథం కల్పయతి యథాయథమితి యథాయథం కల్పయతి కల్పంతే కల్పంత ఏవ ఏవైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేద్ వపేద్వైశ్వరేవం వైశ్వరేవం ద్వాదశకపాలం వైశ్వరేవమితి వైశ్వరేవం ద్వాదశకపాలం గ్రామకామ ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం గ్రామకామ ఇంద్రం గ్రామకామ ఇది గ్రామకామ ఇంద్రం చైవ ఏ విశ్వాన్ విశ్వాగశ్చ దేవాన్ దేవాన్ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ సజాతానికి సజాతాన్ ప్రయచ్చంతి యచ్చంతి గ్రామీ గ్రామ్యేవ ఏవభవతి భవత్యైంద్రస్య ఐంద్రస్యవదాయ అవదాయ వైశ్వదేవస్య అవదాయేత్యవాదాయ వైశ్వదేవస్యావ వైశ్వదేవస్యేతి వైశ్వదేవస్య అవద్యేత్ ద్యేదథ అథ ఇంద్రస్య ఇంద్రస్యోపరిష్టాద్ ఉపరిష్టాదింద్రియేణ ఇంద్రియేణైవ ఏవాస్మై అస్మా ఉభయత ఉభయత సజాతాన్ సజాతాన్ పరి సజాతానికి సా జాతాన్ పరిగృహాతి గృహాత్యుపాధాయ్యపూర్వయం ఉపాధాయ్యపూర్వయం వాస ఉపాధాయ్యపూర్వయమిత్యుపాధాయ్య పూర్వయం వాసో దక్షిణ దక్షిణా సజాతానా సజాతానాముపహిత్యై సజాతానామితి సా జాతానా ఉపహిత్యై తృష్ణ్యై ఉపహిత్యాహిత్యై తృష్ణ్యై దుగ్ధే దుగ్ధే ప్రయ్యంగళం ప్రయ్యంగళం చరం చరణ్యి నిర్వపేద్ ఉపేన్మరుద్భ్య మరుద్భ్యో గ్రామగామ మరుద్భ్యై మరుతేభ్య గ్రామగామ కృష్ణ్యై గ్రామకామైతి గ్రామకామ కృష్ణ్యై వై వై పయస పయసో మరుత మరుతో జాతా జాతా కృష్ణ్యై కృష్ణ్యై ప్రియంగవ ప్రియంగవో మారుతా మారుతా ఖలు ఖలు వై వై దేవతయా దేవతయా సజాతా సజాతా మరుత సజాతా ఇది సా జాతా మరుత ఏ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ సజాతానికి సా జాతాన్ ప్రయచ్చంది యంది గ్రామీ గ్రామ్యేవ ఏవతి భవతి ప్రియవతీ ప్రియవతీ రాజ్యానువాక్యే ప్రియవతీ ఇది ప్రియావతీ రాజ్యానువాక్యే భవత రాజ్యానువాక్యే రాజ్యానువాక్యే భవత ప్రియం ప్రియమేవ ఏవైనం ఏనగం సమానానా సమానానాం కరోతి కరోతి ద్విపదా ద్విపదా పురోణవాక్యా ద్విపదేది ద్వీపదా పురోణవాక్యా భవతి పురోణవాక్యేది పుర అనువాక్యా భవతి ద్విపద ద్విపద ఏ ద్విపదైతి ద్వీపద ఏవాపరుంధే రుంధే చతుష్పద చతుష్పదా యాజ్యా చతుష్పదేతి చతుర్పద యాజ్యా చతుష్పద చతుష్పద చతుష్పదైతి చతుర్పద ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధే దేవాసురా దేవాసురా సంయత్తా దేవాసురా ఇది దేవ అసురా సంయత్తాసన్ సంయత్తాది ఆసన్ తే దేవా దేవామిథ మిథో విప్రియా విప్రియా ఆసన్ విప్రియా ఇది విప్రియా ఆసన్ ఏన్య అన్యోన్యస్మై అన్యస్మై జైష్ట్యాయ జైష్ట్యాయాతిష్టమానా అతిష్టమానాశ్చతుర్ధా చతుర్ధారి చతుర్థేది చతుర్ధా వ్యక్రామన్ అక్రామన్నగ్ని అగ్నిర్వసుభిః వసుభిః సోమ వసుభిరి వసుభిః సోమో రుద్రైః రుద్రైరింద్రః ఇంద్రో మరుద్భిః మరుద్భిర్వరుణః మరుద్భిరితి మరుతర్భిః వరుణ ఆదిత్యైః ఆదిత్యైః సహ స ఇంద్రః ఇంద్రః ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతిం ఉపాధావత్ అధావత్తం తమేతయా ఏతయా సంజ్ఞాన్యా సంజ్ఞాన్యాయాజయత్ సంజ్ఞాన్యేతి సంజ్ఞాన్యా అయాజయదగ్నయే అగ్నయే వసుమతే వసుమతే పురోడాశం వసుమత ఇది వసుమతే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలమ్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం ఇదవవత్ అవపత్ సోమాయ సోమాయ రుద్రవతే రుద్రవతే శరం రుద్రవత ఇది రుద్రావతే శరమింద్రాయ ఇంద్రాయ మరుత్వే మరుత్వే పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం వరుణాయ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వరుణాయ ఆదిత్యవతే ఆదిత్యవతే శరం ఆదిత్యవత ఇత్యాదిత్యావతే శరం తదో వై వా ఇంద్రం ఇంద్రం దేవా దేవాజ్యైష్యాయ జైష్యాయాభి అభిసం సమజానత అజానతయ యత్సమానై సమానైర్మిథ మిథో విప్రియ విప్రియ సద్ విప్రియ ఇది విప్రియ సత్తం తమేతయా ఏతయా సంజ్ఞాన్యా సంజ్ఞాన్యాయాజయేత్ సంజ్ఞాన్యేతి సంజ్ఞాన్యా యాజయేదగ్నయే అగ్నయే వసుమతే వసుమతే పురోడాశం వసుమత ఇది వసుమతే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలమ్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్భవేద్ భవేత్ సోమాయ సోమాయ రుద్రవతే రుద్రవతే శరం రుద్రవత ఇది రుద్రావతే శరమింద్రాయ ఇంద్రాయ మరుత్వదే మరుత్వదే పురోడాశం రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం వరుణాయ ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం వరుణాయాదిత్యవతే ఆదిత్యవతే శరం ఆదిత్యవత ఇత్యాదిత్యావతే శరమింద్రం ఇంద్రమేవ ఏవైనం ఏనం భూతం భూతం జైష్ఠ్యాయ జైష్ఠ్యాయ సమానా సమానా అభి అభిసం సంజానతే జానతే వసిష్ఠ వసిష్ఠ సమానా సమానానాభవతి హిరణ్యగర్భాపః హిరణ్యగర్భైతి హిరణ్యగర్భ ఆపోహ హయత్ ప్రజాపతే ప్రజాపతైతి ప్రజాపతే సదేవ వేదపుత్ర పుత్ర పితరం పితరంస సమాతరం మాతరంస సూను సూనుర్భువత్ భువత్స సభువద్ భువత్పునర్మఘ పునర్మఘ ఇది పునః మఘ సవ్యామౌర్ణోత్ ఔర్ణోదంతరిక్షణం అంతరిక్షంస సువ సువత్స స విశ్వాహ విశ్వాభువ భువో అభవద్ అభవత్స స ఆభవత్ అభవదిత్యభవత్ ఉదు ఉత్యం చిత్రం చిత్రమితి చిత్రం స ప్రత్నవత్ ప్రత్నమన్నవీయస రత్నవదితి ప్రత్నావత్ నవీయసాగ్నే అగ్నే ద్యుమ్నేన ద్యుమ్నేన సంయత సంయతేతి సంయత బృహత్తపంథ గ్రంథభానునా భానునేతి భానునా కావ్యా కావ్యా వేధస వేధస శశ్వత శశ్వతస్క సర్హస్తే హస్తే దధాన దధానో నర్యా నర్యా పురోణి పురోణీతి పురోణి నర్నిర్భువత్ భువద్రయపతి రయపతిరయీణా రయపతిరితిరయీపతి రయీణాగుం సత్రా సత్రా చక్రాణ చక్రాణో అమృతాని అమృతాని విశ్వా విశ్వేది విశ్వా హిరణ్యపాణి భూతయే హిరణ్యపాణిమిది హిరణ్యాపాణి భూతయే సవితారం సవితారముప ఉపహ్వయే హ్వయతి హ్వయే సచేత్తా చేత్తా దేవత దేవతా పదం పదమిది పదం వామమద్య అద్య సవిత సవితర్వామం వామమో ఓష్ శ్వో దివే దివే దివే దివే వామం దివే దివైతి దివే దివే వామమస్మభ్యం అస్మభ్యమం సావీ అస్మభ్యమిస్మాభ్యం సావీరితి సావీ వామస్య హి క్షయస్ క్షయస్ దేవ దేవూరే భూరే రయా రయా ధియా ధియా వామభాజ వామభాజ శ్యామ వామభాజ ఇది వామభాజ శ్యామేది శ్యామ బడిక్ఖా ఇక్ఖా పర్వతానాం పర్వతానాం ఛిద్రం ఛిద్రం విభర్షి విభర్షి పృథివీ పృథివీది పృథివీ రయా యా భూమి భూమి ప్రవత్వతి ప్రవత్వతి మన్హా మన్హా జినోషి జినోషి మహిని మహినీతి మహిని స్తోమాసస్వా స్వా విచారిణి విచారిణి ప్రతి విచారిణీతి విచారిణి ప్రతిష్టోభంది సౌభంధ్యక్తుభిః అక్తుభిరిత్యక్తోభిః రయా యా వాజం వాజం నహేషందం హేషందం వేరుం వేరుమస్యసి అస్యస్యర్జుని అర్జునీత్యర్జుని రదూదరేణ సఖ్యా సఖ్యా సచేయ సచేయ యో మాన హరిష్యేద్ హరిష్యేద్ధర్యశ్వ హరియశ్వ వీర హరియశ్వేది హరియశ్వ పీత ఇది పీత అయ్య యోమ సోమోన్యథాయి నిధాయస్మే యథాయీతి అధాయి అస్మే తస్మై అస్మేత్యస్మే తస్మాంద్రం ఇంద్రం ప్రతిరం ప్రతిరమేమి ప్రతిరమిది ప్రాతిరం ఏమ్యచ్చ అచ్చేత్యచ్చ ఆపాంతమన్యస్త్రపద ప్రభర్మా ఆపాంతమన్యురిత్యాపాంతమన్యు త్రిపద ప్రభర్మాధుని త్రిపద ప్రభర్మేది త్రిపద ప్రభర్మా ధుని శిమీవాన్ శిమీవాన్ శరుమాన్ శరుమాగం రుజీషీ శరుమానిది శరుమాన్ రుజీషీ త్రిజీషీ సోమో విశ్వాని విశ్వాన్యతథా అతావదాని వదాని నార్వాక్ అర్వాగింద్రం ఇంద్రం ప్రతిమానాని ప్రతిమానాని వేభో ప్రతిమానానేది ప్రతిమానాని వేభురితి వేభో రసువాన సువాన సోమ సోమ ఋతయ ఋతయుష్టికేత ఋతయుర్చిరాజు శికేతేంద్రాయ ఇంద్రాయ బ్రహ్మ బ్రహ్మ జమదగ్ని జమదగ్నిరర్చన్ అర్చన్నిత్యర్చన్ వృషా జంతా యంతాసి అసి శవస శవసస్థురస్ సురస్యాంత అంతర్యచ్చ యచ్చ గృణతే గృణతే ధర్తృం ధర్తృం నృగంహ నృగంహేతి నృగంహ సబాధస్తే సబాధైతి సాధ కేవలం మదం చుష్మయం సుష్మయం చ్రహ్మ బ్రహ్మనర నరో బ్రహ్మకృత బ్రహ్మకృత సపర్యన్ బ్రహ్మకృత ఇది బ్రహ్మకృత సపర్యమితి సపర్యన్ అర్కోవా వాయత్ యత్తురదే సురదే సోమచక్షా సోమచక్షాస్త్ర సోమచక్షా ఇది సోమచక్షా త్రేద్ ఇదింద్ర ఇంద్రో రథతే రథతే పృత్సు పృత్సు తుల్యాం పృత్సుతి పృతర్సు తుల్యామితి తుల్యాం అశక్తే రే విష్ణో విష్ణవాస ఆస ఆకృణోమి కృణోమి తత్ తన్మే మే జుషస్వ జుషస్వ శిపివిష్ట శిపివిష్ట హవ్యం శిపివిష్టేది శిపివిష్ట హవ్యమితి హవ్యం వర్ధం దత్వా ఆ సుష్ృతయ సుష్ృతయో గిర సుష్ృతయతి సోస్తుతయ గిరో మే మే యూయం యూయం పాత పాత స్వస్తి స్వస్తిభిస్సదా స్వస్తిభిరితి స్వస్తిభిః సదాన నలిది నః ప్రతత్ తత్తే తే అద్య అద్య శిపివిష్ట శిపివిష్ట నామ శిపివిష్టేది శిపివిష్ట నామార్య అర్య శగుంసామి శగుంసామి వయనాని వయనాని విద్వాన్ విద్వానికి విద్వాన్ తంత్వాణామి గృణామి తపసం తపసమతవీయాన్ అతవీయాం క్షయంతం క్షయంతమస్ అస్య రజస రజస పరాగే పరాగ ఇది పరాగే కిమిత్ ఇత్తే హే విష్ణో విష్ణో పరిలక్ష్యం విష్ణో ఇది విష్ణో పరిలక్ష్యం భూన్ పరిలక్ష్యమిది పరిలక్ష్యం భూత్ర ప్రయత్ యద్వక్షే వక్షే శిపివిష్ట శిపివిష్టో అస్మి శిపివిష్ట ఇది శిపివిష్ట అస్మీంద్యస్మి మా వర్ప వర్పో అస్మద్ అస్మదప అపగూహ గూహ ఏతత్ ఏతద్యదన్యూప అన్యూప సమిథే అన్యూపైత్యన్యూప సమిథే బూధ సమిథ ఇది సంవిధే బూథేది బూధ అగ్నేదా దాశుషే దాశుషేరయం అయం వీరవంతం వీరవంతం పరీణసం వీరవంతమితి వీరావంతం పరీణసమితి పరీణసం శీన అశ్రూనుమత సూనుమదైతి సూనుమత దాన నో అగ్నే అగ్నే శతిన శతినో దా దాసహస్రిణ సహస్రిణో దుర దురో నవాజం రాజగ్నిశ్రుద్ధ్యై శ్రుత్యా అప అపావృధి వృధేది వృధి ప్రాచీన్యావా పృథివీ ప్రాచీని ప్రాచీని యావా పృథివీ బ్రహ్మణ యావా పృథివీ విద్యావా పృథివీ బ్రహ్మణా కృధి కృధి సువ సువర్ణ న శుక్రం శుక్రముషద ఉషసోవి విద్యుతు విద్యుతురితి విద్యు అగ్నిర్దాహ దాద్రవిణం ద్రవిణం వీరపేషా వీరపేషా అగ్ని వీరపేషా ఇది వీరపేషా అగ్నిర్విషం ఋషింయ యస్సహస్రా సహస్రా సనోతి సనోదీతి సనోతి అగ్నిర్దివి దివి హవ్యం హవ్యమా ఆదతాన రానాగ్నే అగ్నేర్ధామాని ధామాని విభృతా విభృతా పరుత్రా విహృదే దివే భృతా పరుత్రేది పరోత్రా మాన నోమర్ధి మర్ధీరా ఆదు తూభర భరేది భర ఘతన్న నూతనం పూతం ధనూ ధనూరేపా రేపాశుచి శుచి హిరణ్యం హిరణ్యమితి హిరణ్యం వృత్తే ఏ రుక్మ రుక్మో నరోచత రోచత స్వభావ స్వభావతి స్వభావ ఉభే సుశ్చంద్ర ఉభే ఇుభే సుశ్చంద్ర సర్పిష సుశ్చంద్రేది సోచంద్ర సర్పిషో దర్వీ దర్వీ శ్రేణీషే దర్వీతి దర్వీ శ్రేణీష ఆసని ఆసనీత్యాసని ఉతో న ఉతో ఇతో నవత్ ఉత్పూర్యాపూర్యా ఉక్షు ఉక్షు శవస శవసస్పతే పతైషం ఇషగ్రస్తోత్రభ్య స్తోత్రభ్య స్తోత్రభ్యైతి స్తోత్రభ్య ఆభర భరేతి భర వాయో శతం వాయో ఇది వాయో శతకం హరీణ హరీణాం యువస్వ యువస్వపోష్యాణ పోష్యాణమితి పోష్యాణ ఉతవాన వాతే ఏ సహస్రిణ సహస్రిణో రథ రథ ఆయాతు యాతు పాజస పాజసే విపాజస ప్రయాభిర్యాసి యాసి భాష్వాగుంసం భాష్వాగుంసమచ్చ అచ్చా నియద్భి నియుద్భిర్వాయో నియుద్భిరితి నియుదుర్భి వాయ విష్ే ఇష్టయే దురోణే దురోణ ఇది దుహోవోనే ఇన నోరయం రయిగం సుభోజసం సుభోజసంయువ సుభోజసమితి సుభోజసం యుభేహ ఇహమి వీరవత్ వీరవద్గవ్యం వీరవరితి వీరవత్ గవ్యమశ్రియం అశ్రియం చరాధ రాధ ఇది రాధ దేవతీర్ణ అస్తమాద సధమాద ఇంద్రే సధమాదైతి సధామాద ఇంద్రే సంతో సంతు తువివాజా తువివాజా క్షుమంతో యాభిర్మదేమ మదేమేతి మదేమ దేవాగం ఇదిత రేవత స్తోతా స్తోతా సార్ సవద స్వతో మఘోన స్వద ఇది ్వరత మఘోన ఇది మఘోన రేద్ ఇదో ఓ హరివ హరివ శ్రుత హరివ ఇది హరివ శ్రుతస్ేతి శ్రుత ద్వితీయకాండే ద్వితీయ ప్రశ్న సమాప్తః.